శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ అష్టమాధ్యాయ అథ ప్రథమం బ్రాహ్మణం. మంత్ర 1.6.i.1. ఓం యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి. శ్లో ఓం యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి. ఎవడైతే అల్పమైన దృశ్యేంద్రియ సంబంధిత విషయాలన్నీ దాటివేసి జ్యేష్ఠమైనది ఈ శ్రేష్ఠమైనది అగుదానినే ఉపాసిస్తాడో అట్టివాడు తనకు తానే తనవారందరిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అగుచున్నాడు. 8.1. బ్రాహ్మణము ప్రాణ సంవాద బ్రాహ్మణము. ప్రాణో వై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవత్యపి చ యేషాం బుభుషతి యా ఏవం వేద. 1.1. ఓం యో హ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి. ప్రాణో వై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి అపి చ యేషాం బుభుషతి యా ఏవం వేద. ఎవడైతే చిన్న చిన్నవి అప్రాముఖ్యమైనవి అగువాటిని ప్రక్కకు నెట్టుకుంటూ జ్యేష్ఠమైనది శ్రేష్ఠమైనది అగుదానినే ఉపాసిస్తాడో అట్టివాడు అందరిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అగుచున్నాడు. మరి ఈ దేహములో అత్యంత శ్రేష్ఠమైన జ్యేష్ఠమైనది ఏది? చూపా, వినికిడియా, మనసా? కాదు, ప్రాణమే అత్యంత శ్రేష్ఠము జ్యేష్ఠము. అట్టి జ్యేష్ఠము శ్రేష్ఠము అగు ప్రాణమును ఉపాసించువాడు తనవారందరిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అగుచున్నాడు. అంతేకాదు ప్రాణము యొక్క జ్యేష్ఠత్వము శ్రేష్ఠము ఎరిగినప్పుడు అట్టివాడు తదితరులైన వారందరిలో కూడా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడుగా పూజింపబడుచున్నాడు. ప్రాణాయామోపాసకులకు అట్టి ఉత్తమ ఫలము కలుగగలదని సూచించబడుతోంది. మంత్ర 2.6.i.2. యో హ వై వసిష్ఠాం వేద వసిష్ఠః స్వానాం భవతి. వాగ్వై వసిష్ఠ వసిష్ఠః స్వానాం భవత్యపి చ యేషాం బుభుషతి యా ఏవం వేద. 2.2. యో హ వై వసిష్ఠాం వేద వసిష్ఠాః స్వానాం భవతి. వాగ్వై వసిష్ఠ వసిష్ఠ స్వానాం భవతి అపి చ యేషాం బుభుషతి యా ఏవం వేద. ఈ విశ్వములో వశిష్ఠమైన ద హైయెస్ట్ వస్తువు ఏదై ఉన్నదో తెలుసుకుని వాక్కుతో ఉపాసించువాడు వశిష్ఠత హై ఇంపార్టాన్స్ ఎందు ప్రతిష్ఠితుడై ఉండగలడు. వాక్యే వశిష్ఠమైనది. ఎవడు వాక్ వశిష్ఠమైనది అని భావించి ఎరుక కలిగి ఉంటాడో అట్టివాడు తనవారియందు తదితరులయందు తాను కోరుకును వారియందు వాక్కుచే అత్యంత ప్రాముఖ్యమును నిర్భయత్వమును పొందుచు మాటలాడుటలో శ్రేష్ఠుడు ప్రవక్తాగుచున్నాడు. నాదోపాసన సమస్త సహజీవుల నుండి వినిపించే మాటలను బ్రహ్మము యొక్క శబ్దతత్వముగా ఉపాసించటము. మంత్ర 3.6.i.3. యో హ వై ప్రతిష్టాం వేద ప్రతితిష్ఠతి సమే ప్రతితిష్ఠతి దుర్గే చక్షుర్వై ప్రతిష్ఠా చక్షుషా హి సమే చ దుర్గే చ ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి సమే ప్రతితిష్ఠతి దుర్గే యా ఏవం వేద. 3.3. యో హ వై ప్రతిష్టాం వేద ప్రతితిష్ఠతి సమే ప్రతితిష్ఠతి దుర్గే చక్షుర్వై ప్రతిష్ఠా చక్షుషా హి సమే చ దుర్గే చ ప్రతితిష్ఠతి సమే ప్రతితిష్ఠతి సమే ప్రతితిష్ఠతి దుర్గే చ యా ఏవం వేద. చూపుర్ ప్రతిష్ఠ. ఈ జగత్తులో లేక ఈ విశ్వములో లేక ఈ దృశ్యములో అత్యంత ప్రతిష్ఠమైనది ఏదో గ్రహించి ఉపాసించువాడు ప్రతిష్ఠను పొందుచున్నాడు. దుర్గము రక్షణ ఎందు ప్రతిష్ఠుడు అగుచున్నాడు. చూపుకళ్ళు ఇవే అత్యంత ప్రతిష్ఠమైనవి. నేత్రము చూపు యొక్క ఉపయోగించటము చేతనే సమృద్ధిగల దేశకాలములందు విషమదేశకాలములందు దుర్భిక్షకాలమునందు ఈ జీవుడు ప్రతిష్ఠ కలిగియుంటున్నాడు. కనబడే సమస్తము కనబడేదంతా కంటియందే ప్రతిష్ఠితమైనది. ఎవడు చూపునందే దృష్టియందే కనబడేదంతా ప్రతిష్ఠితమైనది అని గమనించినవాడై ఈ దృశ్య జగత్తును ఉపాసిస్తూ ఉన్నాడో అట్టివాడు సమదేశకాలములందు విషమదేశకాలములందు కూడా సానుకూల్య ప్రతికూల్య స్థితులందు కూడా తన చూపునందు తానే సుప్రతిష్ఠితుడై ఉంటున్నాడు. ఈ సర్వమును తన చూపుశక్తిలోని అంతర్విభాగ చమత్కారముగా సందర్శనము చేయుచున్నాడు. ఎందుకంటే దృష్టియే సృష్టి కాబట్టి. మంత్ర 4:6.4 యోహవై సంపదం వేద సగ్మహాస్మై పద్యతే యం కామం కామేతే శ్రోత్రం వై సంపచ్చోత్రే హీమే సర్వే వేదా అభిసంపన్నాః సగ్మహాస్మై పద్యతే యం కామం కామేతే యా ఏవం వేద. 4:4 యోహవై సంపదం వేద సగ్మహాస్మై పద్యతే యం కామం కామేతే శ్రోత్రం వై సంపత్ శ్రోత్రే హీమే సర్వే వేదా అభిసంపన్నాః సగ్మహాస్మై పద్యతే యం కామం కామేతే యా ఏవం వేద. వినికిడి సంపద. ఎవడైతే ఉత్తమమైన నిజమైన సంపద ఏది అని తెలుసుకుని ఉపాసిస్తాడో అట్టివాడు ఆ ఉత్తమమైన నిజమైన సంపదను తద్వారా సుఖశాంతులను పొందుచున్నాడు. అట్టి వాస్తవముగు సుఖప్రదాతయగు సంపద ఏది? శ్రోత్రేంద్రియము చెవి వినికిడి ఏ అట్టి ఉత్తమ సంపద? ఈ శ్రోత్రేంద్రియము ద్వారానే సమస్త వేదములు తెలియబడుచున్నాయి. తెలియబడే సమస్తము సుసంపన్నము అగుచున్నది. కనుక ఎవడు శ్రోత్రేంద్రియమే వినబడేదంతా నాకు సమస్త సంపద రూపముగా అగుచున్నది కదా అని ఉపాసిస్తాడో అట్టివాడు తాను కోరుకున్న ఫలమును పొందుచున్నాడు. దృశ్య జగత్తును ఆత్మానందముగా ఆస్వాదించు సామర్థ్యము పొందగలడు. మంత్ర 5:6.5 యో హవ ఆయతనం వేదాయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం మనో వా ఆయతనమాయతనం స్వానాం భవత్యాయతనం జనానాం యా ఏవం వేద. 5:5 యో హవ ఆయతనం వేద ఆయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం మనో వా ఆయతనం ఆయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం యా ఏవం వేద. మనస్సు ఆయతనము. ఎవడు సరైన ఆయతనమును విషయములు ఆశ్రయిస్తున్న దానిని తెలుసుకుని ఉపాసిస్తాడో అట్టివాడు తన స్వజనులకు ఆశ్రయము కలిగించువాడై ఆశ్రితుడై ఆనందము కలుగజేయుచున్నాడు. ఈ చూపువినికిడి స్పర్శరస్గంధములు దేనిని ఆశ్రయించినవై ఉంటున్నాయి అనునది పరిశీలిస్తే ఇవన్నీ కూడా మనస్సును ఆశ్రయించినవై ఉంటున్నాయి అని గమనించబడుచున్నది. మనస్సే అన్నిటికీ ఆశ్రయమై ఉన్నది. మననమే మనస్సు యొక్క రూపము. మనస్సే సర్వమునకు ఆశ్రయము అని తెలుసుకుని మనోకేవలి స్వరూపమును ఉపాసించువాడు స్వజనులకు జ్ఞాతులకు శ్రేయో ఆశ్రయుడే. తాను కూడా వారికి సుఖమును ప్రసాదించువాడు వగుచున్నాడు. మంత్ర 6:6.5.6 యో హ వై ప్రజాతిం వేద ప్రజాయతే హ ప్రజయ పశుభీరేతో వై ప్రజాత్యః ప్రజాయతే హ ప్రజయ పశుభీర్య ఏవం వేద. 6:6 యో హ వై ప్రజాపతిం వేద ప్రజాయతే హ ప్రజాయ పశుభియః రేతో వై ప్రజాతిం ప్రజాపతయః ప్రజాయతే హ ప్రజయ పశుభ్యః య ఏవం వేద. సృష్టి సృష్టికర్త ప్రజాపతి అనేక జీవజాతులతో కూడిన ఈ కనబడే జగత్తు ఎవ్వరి వలన ఉత్పత్తి అగుచున్నది? సమస్తమునకు సమష్టిగా సంకల్పించువాడు సంకల్పముల కలయిక చేతనే ఈ అద్భుత సృష్టి ప్రదర్శనమగుచూ ప్రవర్తితము అవుతోంది. అట్టి ఈ సృష్టికి కర్త ప్రజాపతి అని పిలువబడుచున్నారు. త్రేతస్సే ప్రజాపతి. ఈ సృష్టికి కర్తయగు ప్రజాపతి ద వర్కర్ ఆఫ్ ద యూనివర్స్ నీ జనుల జంతువుల జననమునకు కారణముగా గమనిస్తూ ఎరుగుచూ ఉపాసించువాడు సంతానమును పశుసంపదను కావలసినంతగా పొంది భాగ్యవంతుడై ఉంటున్నాడు. మంత్ర 7:6.i.7 తే హేమే ప్రాణాహం శ్రేయసే వివదమాన బ్రహ్మ జగ్ముస్తద్ధోచుకోనో వసిష్ఠాయితి తద్ధోవచ యస్మిన్వ ఉత్క్రాంత ఇదం శరీరం పాపియో మన్యతే సవో వసిష్ఠ ఇతి. 7:7 తే హ ఇమే ప్రాణాహం శ్రేయసే వివదమాన బ్రహ్మ జగ్మహ తద్ధో తత్హ ఊచుహద్కోనో వసిష్ఠ ఇతి. ఈ దేహ గృహంలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు ఎవరు? ఒకనొకప్పుడు ఈ ఇంద్రియములన్నీ కూడా ఒకచోట సమావేశమై మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదోపవాదములు చేసుకోసాగాయి. ఎవరు గొప్పో తేల్చుకోలేక ప్రజాపతి సమక్షానికి వెళ్ళి, అయ్యా, ఇంద్రియములన్నీ సృష్టించిన సృష్టికర్త ప్రజాపతి, మా ఇంద్రియములన్నిటిలో శ్రేష్టమైనది ఏది? వశిష్ఠమైనదేది? మీరు తేల్చి చెప్పండి అని అడిగాయి. మంత్ర 8:6.8 వాఘోచక్రామ సా సంవత్సరం ప్రోష్యా ఆఫ్ ఆగత్యోవచ కథమశకత మద్రుతే జీవితుమితి తే హోచుర్యథా కళా అవదంతో వాచా ప్రాణంతః ప్రాణేన పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా రేతసైవమజీవిష్మేతి ప్రవివేశః వాక్. 8 తం హోవాచ బ్రహ్మోవాచ తథ ఉవాచ యస్మిన్ వ ఉత్క్రాంత ఇదం శరీరం పాపీ యో మన్యతే సవో వశిష్ఠ ఇతి. అప్పుడు ప్రజాపతి ఇట్లా అన్నారు, మీలో ఎవ్వరు శ్రేష్ఠమో అననది మీరే తెలుసుకోండి. అదిట్లా అంటారా? మీలో ఎవ్వరు ఈ భౌతిక దేహము నుండి తొలగగానే ఈ భౌతిక దేహము కృళ్ళిన మాంసము వలె తుచ్ఛమైనదని, దూరంగా పారవేయవలసినదని, దోషవస్తువని జనులు తలుస్తారో, ఆ ఇంద్రియమే వశిష్ఠము శ్రేష్ఠము అని మీరు భావించవచ్చు. ఓహో, అట్లాగా అని ఇంద్రియములు అనుకున్నాయి. మంత్ర 8:6.8 వాఘోచక్రామ సా సంవత్సరం ప్రోష్యా .ఆగత్యోవచ కథమశకత మద్రుతే జీవితుమితి తే హోచుర్యథా కళా అవదంతో వాచా ప్రాణంతః ప్రాణేన పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా రేతసైవమజీవిష్మేతి ప్రవివేశః వాక్. 8 వాక్ ఘో హో ఉచ్చక్రామ సా సంవత్సరం ప్రోష్య అగత్యో వాచ కథం అశకతం అద్రుతే జీవితుం ఇతి. మొట్టమొదట వాక్కు ఈ దేహము నుండి బయటకు బయల్వెడలింది. ఒక సంవత్సరకాలము ఎటో వెళ్ళి తిరిగి శరీరమును సమీపించింది. ఆ సంవత్సరము కాలము జీవుడు మాట్లాడనేలేకపోయాడు. వాక్కు పనిచేయనట్టి సంవత్సరకాలము కూడా దేహము శిథిలము కాలేదు. వాక్దేవత ఆశ్చర్యపోయింది. ఓ తదితర చక్షువులు, చెవులు, రుచి, రేతస్సు, కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనోదేవతలారా, వాక్కు ఇంద్రియుడనగు నేను ఈ దేహమును విడిచి ఒక సంవత్సరకాలం దూరంగా ఉన్నప్పటికీ ఈ శరీరము మీరు ఎట్లా కలిసి ఉండి జీవించే ఉన్నారు చెప్పండి అని అడిగింది. తే హ ఉచుహ తదితర ఇంద్రియాణం యథా కళా అవదంతో వాచా ప్రాణంతః ప్రాణేన పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా రేతస ఏవం అజీవిష్మేతి. అప్పుడు మిగతా ఇంద్రియములు ఇట్లా సమాధానం ఇవ్వసాగాయి, ఓ వాక్ ఇంద్రియమా, ఇందులో ఆశ్చర్యం ఏమున్నది చెప్పండి. ఒకానొకడు పుట్టుమూగవాడు అయినా లేక ఏదో వ్యాధి వలన గొంతు పోగొట్టుకున్నప్పుడు, మూగవాడైనప్పుడు కూడా జరుగుచున్నదేమిటి? ప్రాణము ప్రాణవ్యాపారము నిర్వర్తిస్తూ ఉండగా అట్టి మాట్లాడలేని స్థితిలో ఉన్నవాని పట్ల కళ్ళు చూస్తూనే ఉంటాయి, చెవులు వింటూనే ఉంటాయి, నాలుక రుచి చూస్తూనే ఉంటుంది, చర్మము స్పర్శ కలిగి ఉంటూనే ఉంటుంది, మనస్సుతో మననపూర్వకంగా సుఖదుఃఖములు పొందుచూనే ఉన్నది, పునరుత్పత్తి రేతో దేవత కొనసాగుచూనే ఉంటుంది కదా. అంతేగాని మూగవాడు కదా అని మిగతా ఇంద్రియాలు మూగపోవటములేదు కదా, మనస్సు కూడా ఆగటం లేదు. ఓ వాక్ ఇంద్రియదేవ, మీరు శరీరము విడిచి ఒక సంవత్సరకాలము ఎటో బయటకు వెళ్ళగా ఇప్పుడు జరుగుచున్నది కూడా అదే. వాక్కు మూగపోయినప్పటికీ మిగతా ఇంద్రియములమగు మేము పనిచేస్తూనే ఉన్నాము. ఈ శరీరము క్రుళ్ళి నశించక జీవితము కొనసాగుచూ వస్తోంది. ప్రవివేశ వాక్ అనగా దేహములో నేను శ్రేష్ఠము కాదన్నమాట అని ఎరిగి వాక్కు కించిత్ సిగ్గుతో తిరిగి దేహంలో ప్రవేశించింది. మంత్ర 9:6.9 చక్షుర్హోచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యోవాచ కథమశకత మద్రుతే జీవితుమితి తే హోచుర్యథాంధ అపశ్యంతశ్చక్షుషా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచ శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా రేతసేవమజీవిష్మేతి ప్రవివేశ చక్షుః. 9 తొమ్మిది చక్షుర్హ చక్షుహహ ఉచక్రామ తత్ సంవత్సరం ప్రోష్య. అప్పుడు చూపుశక్తి లేచి నిలబడింది, మా గొప్పతనం ఇక చూడండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అందరికీ తెలుసుకదా. మేము ఈ దేహమును విడిచి వెళ్ళుచున్నాము అని ఎలివెత్తి ప్రకటన చేస్తూ దేహమునుండి బయల్వెడలింది. అప్పుడిక జీవుడు ఏమీ చూడనే లేకపోయాడు. అట్లా సంవత్సరకాలం గడిచింది. సంవత్సరకాలం తరువాత చూపు శరీరంలో మరల ప్రవేశించి చూడగా కళ్ళు కనబడని ఆ సంవత్సరకాలము కూడా తదితర ఇంద్రియములు, వాక్కు, చెవులు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, గుదము, రహస్యము మొదలైనవి తమ తమ పనులు చేస్తూ ఇతపూర్వంలాగా పనిచేస్తూ ఉండసాగాయి. దేహము కృడలేదు, శిథిలం కానేలేదు. ఆగత్యోవాచ ఆగత్యోవాచ కథం అసకతం అదృతే జీవితం గితి. అప్పుడు చూపు ఇట్లా అన్నది, ఓ తదితర ఇంద్రియములారా, మేము ఎటో వెళ్ళిపోయి ఉన్న ఈ సంవత్సరకాలము ఈ దేహమిట్లా నిలిచింది? మీరు మీ పనులను ఎట్లా కొనసాగించగలుగుచున్నారు? తే హ ఊచుహ యథా అంథా అపశ్యంతః చక్షుషా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచ శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమమానా రేతః సైవం అజీవిష్మైతి ప్రవివేశః చక్షుః. అప్పుడు మిగతా ఇంద్రియములు ఈ విధంగా సమాధానం చెప్పాయి, ఓ చక్షురింద్రియమా, మీరు అంతగా ఆశ్చర్యపడవలసినదేమున్నది చెప్పండి. లోకంలో పుట్టిగ్రుడ్డివారు, మధ్యలో చూపు కోల్పోయినవారు కూడా జీవిస్తూనే ఉన్నారు కదా. ప్రాణముతో దేహయాత్ర వ్యాపారము చేస్తూ ఉండగా వారంతా వాక్కుతో పలుకుచున్నారు, చెవితో వినుచున్నారు, నాలుకతో రుచి చూస్తూనే ఉన్నారు, చర్మముతో స్పర్శానుభవం పొందుచున్నారు, నోటితో మాట్లాడుచూనే ఉన్నారు. అదే తీరుగా మీరు దేహములో లేనప్పటి సంవత్సరకాలము ప్రాణముతో మేము పనులు కొనసాగిస్తూనే ఉన్నాము. అది విని నేత్రేంద్రియము సిగ్గుతో తిరిగి దేహంలో ప్రవేశించింది. మంత్రపది 6.i.10 శ్రోత్రగ్మహోచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యవాచ కథమసకతమద్రుతే జీవితుమితి తే హోచుర్యథా బధిరా అశృణ్వంతః శ్రోత్రేణ ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా విద్వాంసో మనసా ప్రజాయమానా హేతసేవమజీవిష్మేతి ప్రవివేశః శ్రోత్రం. పది పది శ్రోతం హోచక్రామ హ ఉచక్రామ తత్సంవత్సరం ప్రోష్య ఆగత్యో వాచ ఆగత్యౌ వాచ కథం అసకతం అదృతే జీవితుం ఇతి తే హ ఊచుః యథా బధిరా అశృణ్వంతః శ్రోత్రేణ ప్రాణంతః ప్రాణేన. అప్పుడు వినికిడి శ్రోత్రము ప్రజ్ఞాదేవత శరీరము నుండి ఒక సంవత్సరకాలము ఉత్క్రమణము వెకిటిన్ ద బోడీ నిర్వర్తించి ఆ తరువాత తిరిగి వచ్చింది. అయినా కూడా దేహము శిథిలము కానేలేదు. అప్పుడు శ్రోత్రము తదితర ఇంద్రియములారా, నేను బయటకు వెళ్లిన సంవత్సరకాలము కూడా ఈ దేహము ఒక్క మాట కూడా వినలేకపోయేది కదా, మరి మీరంతా ఎట్లా ఇంకా జీవించి ఉన్నారు అని ప్రశ్నించింది. అందుకు తదితర ఇంద్రియములు చిరునవ్వుతో, చెవిటివారు డేఫ్ పీపల్ చెవితో ఏ శబ్దమూ వినలేకపోతున్నప్పటికీ, వదంతో వాచ పశ్యంతః చక్షుష విద్వాంసో మనసా ప్రజాయమానాః రేతస ఏవం అజీవిష్మేతి ప్రాణం పోతోందా? లేదు, ప్రాణము తన వ్యాపారము కొనసాగిస్తూనే ఉన్నది కదా. అట్లాగే ఈ జీవుని కళ్ళు చూడటము, నోరు మాట్లాడటము, నాలుక రుచి చూడటము, ముక్కు వాసన చూడటము, రేతో క్రియ జరుగుచునే ఉన్నాయి. అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అట్లాగే చెవుల నుండి మీ యొక్క వినికిడి శక్తిని మీరు సంవత్సరకాలము ఉపసంహరించినప్పటికీ కళ్ళు చూస్తూనే ఉన్నాయి. మనస్సు సుఖదుహఖాలు పొందటం, ఇష్టాయిష్టములను అనుభవించటము చేస్తూనే ఉన్నది. రేతస్సుతో ఆ జీవుడు సంతానమును పొందుచూనే ఉన్నాడు. పుట్టు చెవిటివానిలో తదితర ఇంద్రియములు పనిచేస్తూ ఉన్నట్లే మేము కూడా మామా ధర్మాలు నిర్వర్తిస్తున్నాం. శరీరమేమీ క్రుళ్ళిపోలేదు, నిస్తేజమైపోనూలేదు అని పలికాయి. ప్రవివేశ స్రోత్రం. అది విని శ్రోత్రేంద్రియము వినికిడి శక్తి సిగ్గుపడుచూ తిరిగి శరీరంలో ప్రవేశించింది. నేను వశిష్ఠము కాదుని భావించింది. మంత్రపదకొండు 6.i.11 మనోహోచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యవాచ కథమశక తమదృతే జీవితుమితి తే హోచుర్యథా ముగ్ధా అవిద్వాంసో మనసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ ప్రజాయమానా రేతసేవమజీవిష్మేతి. ప్రవివేశః మనః 11.11 మనోహ ఉచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య ఆగత్యో వాచ కథం అశకతం అద్రుతే జీవితుం ఇతి. అప్పుడు మనస్సు లేచి, ఇదిగో నేనెంత ముఖ్యమో ఈ దేహానికి రుచి చూపిస్తాను, ఎందుకంటే నేను లేకుంటే ఈ దేహము ఉండజాలదు అని పలికింది. దేహము నుండి బయటకు వెళ్ళిపోయింది. సంవత్సరకాలం ఆ దేహములో మనస్సు లేదు. మనస్సు తిరిగి దేహమునకు వచ్చి చూస్తే దేహము నశించిపోలేదు. ఇదేమిటి? ఇదెలా సాధ్యం? నేను బయటకు వెళ్లి సంవత్సరకాలం ఈ జీవుడిని మనోరహితముగా చేసినా కూడా ఈ శరీరము తదితర ఇంద్రియములు ఎట్లా జీవిస్తున్నాయి అని ప్రశ్నించింది. తే హోచోహ తే హౌచోహ యథా ముగ్ధ అవిద్వాంసో మనసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ ప్రజాయమన రేతసైవం రేతస ఏవం అజీవిష్మేతి. అప్పుడు తదితర ఇంద్రియములు ఇట్లా సమాధానం చెప్పాయి. మనస్సు అత్యంత మూర్ఖంత వహించినదే. ఈ జీవుడు ఏది ఎప్పుడు ఎట్లా చేయాలి అనే కార్య అకార్య వ్యవస్థ తెలుసుకోలేని శిశుదశ మనోచాంచల్యము పిచ్చి సందర్భంలో కూడా ప్రాణములతో ప్రాణవ్యాపారము చేస్తూ అట్టి జీవుడు వాక్కుతో పలుకుచున్నాడు, కళ్లతో చూస్తున్నాడు, రేతస్సుతో సంతానము పొందుచున్నాడు. అట్లాగే మనస్సు సంవత్సరకాలము దేహములో ఉండక బయల్వెడలినప్పటికీ దేహము చెడటంలేదు. ఇంద్రియములు యథాతథంగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. అప్పుడు మనస్సు ఇట్లా తలచింది, మనస్సునగు నేను ఉన్నా లేకున్నా ఇంద్రియములు కొనసాగుచూనే ఉన్నాయి. నేను క్రియావంతం కాకపోయినప్పుడు కూడా దేహంలో తదితర ఇంద్రియాలు రేతస్సు పునరుత్పత్తి సంతానం యొక్క తీరులు ఇవన్నీ ఎప్పటిలాగానే కొనసాగుచున్నాయి. కనుక నా వలననే ఈ దేహము జీవిస్తోందని అనలేము. ప్రవివేశ మనః ఇట్లా తలచి సిగ్గుపడుచూ మనస్సు తిరిగి దేహంలో ప్రవేశించింది. మంత్ర 12.6.i.12 రేతో హోచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యవాచ కథమశక తమదృతే జీవితుమితి తే హోచుర్యథా క్లీబ అప్రజాయమాన రేతసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసేవమజీవిష్మేతి. ప్రవివేశ హరేతః 12.12 రేతో హ ఉచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య ఆగత్య ఉవాచ రేతస్సు. అప్పుడు సమస్త జీవదేహజాతుల పునరుత్పత్తి ప్రదాతయగు రేతస్సు నా వలనగదా సంతానము అను ప్రకృతి విధానము కొనసాగుతోంది. నేనే లేకుంటే ఈ జీవజాతులన్నీ నశించేవే. కనుక ఈ దేహము నాపై ఆధారపడి ఉన్నదని నిరూపిస్తాను అని భావించి సంవత్సరకాలము ఆ జీవుని దేహము విడచి సంవత్సరం తరువాత తిరిగి దేహమును సమీపించింది. కథం అశకతం అద్రుతే జీవితుం ఇతి. ఓ ఇంద్రియములారా, నేను ఒక సంవత్సరము కాలము ప్రవాసము చేసినప్పటికీ మీరు చైతన్యము కోల్పోలేదే, ఎందుచేత పని ప్రశ్నించింది. తే హ ఊచుహ యథా క్లీబ అప్రజాయమాన రేతసో ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ఏవం అజీవిష్మేతి. తదితర ఇంద్రియములు మనస్సు ఓ రేతస్సు తత్వమా? అవును, మీరు చెప్పినది నిజమే. మీరు దేహమును వదలిన సంవత్సరం తరువాత కూడా మేము శిథలమవక ఎప్పటివలే ఉన్నాము. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఒకడు రేతస్సు దృష్ట్యా నపుంసకుడు అయినప్పటికీ ఇంద్రియములు వాటి పనులలో సమర్థతను కలిగియే ఉంటాయి. కళ్ళు చూస్తూనే ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, శరీరము శిథిలం అవటం లేదు, మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది కదా. రేతస్సు అగు మీరు సంవత్సరం కాలము పవాసము చేసినప్పటికీ దేహములో మేము, ఇంద్రియములు మరియు ఈ దేహము శిథిలము కాకపోవటము అట్టిదే. ప్రవివేశ హరేతః. ఇది గమనించిన రేతస్సు నేను శ్రేష్ఠము కాదు అని తలచి తిరిగి శరీరంలో ప్రవేశించింది. మంత్రపదమూడు 6.i.13 అథ ప్రాణ ఉత్క్రమిష్యన్ యథ మహాసహయః సైంధవః పడ్విసశంకున్ సంవృహే దేవగ్ హైవేమాన్ ప్రాణాన్ సంవవర్హ తే హోచుర్మా భగవ ఉత్క్రమీర్ణ వై శక్ష్యామస్త్వదృతే జీవితుమితి తస్యో మే బలిం కురుతేతి తథేతి 13 అథః ప్రాణ ఉత్క్రమిష్యన్ యథా మహాసుహయః సైంధవః పడ్విసశంకున్ సంవృహేత్ ఏవగ్ హైవేమాన్ ప్రాణాః సంవవర్హ హి ఏవ ఇమాన్ ప్రాణాః సంవవర్హ. ప్రాణ ఉత్క్రమణ. అప్పుడు ముఖ్య ప్రాణము దేహము నుండి బయల్వెడలిపోవటానికి సన్నాహాలు ప్రారంభించింది. ఎప్పుడైతే ప్రాణము ఉత్క్రణము ప్రారంభించిందో తక్షణం నోరు మాటలు కోల్పోవటం జరగసాగింది. చెవులు వినికిడిని, చర్మము స్పర్శను, నాలుక రుచిని, ముక్కు గాలిని పీల్చటం, నోమానివేయటం ప్రారంభించాయి. అసక్తులు కాసాగాయి. ఇంద్రియములన్నీ కూడా కట్టుకొయ్యను త్రెంచుకున్న గుగ్గుములవలే బలవంతముగా ప్రాణము వెంట పరుగులు తీయటానికి సిద్ధం కాసాగాయి. తేహ ఉచు మా భగవ ఉత్క్రమ్యహ నవై శక్ష్యమహ త్వద్రుతే జీవితుం ఇతి. అప్పుడు ఇంద్రియములు ప్రాణముతో ఇట్లా పలికాయి, ఓ ముఖ్య ప్రాణదేవ, ఆగండాగండి, బయల్వెడలకండి. మీరు ఈ దేహములో ఉంటేనే మేము జీవిస్తాము. మీరు కనుక దేహమును విడిచి వెళ్లారా మేము నిస్తేజలము అయిపోతామని గమనిస్తున్నాము. మీరే ఈ దేహములో అతి ముఖ్యమైనవారు. ఇంద్రియములకు శక్తిని అందించు మహానాయకులుగా మేము గుర్తిస్తున్నాము. మీ ఔన్నత్యము ఒప్పుకుంటున్నాము. తస్యో మే బలిం కురుతేతి. ముఖ్య ప్రాణదేవత, నేను ఈ దేహంలో ఉండాలంటే నాకు బలి సమర్పించబడాలి. వాక్ మొదలైన ఇంద్రియములు, విషములు అనో అనుభవములతో మేము మీకు ఎల్లప్పుడూ బలి సమర్పణ కొనసాగించుటకే సిద్ధముగా ఉన్నాము. ప్రాణవాచ తథేతి. ప్రాణమూ సరే, అయితే కొనసాగుతాను. మంత్ర 14 6.i.14 సహ వాగువాచయద్వా అహం వశిష్ఠాస్మి త్వం తద్వశిష్ఠోసీతి యద్వా అహం ప్రతిష్ఠాస్మి త్వం తత్ప్రతిష్ఠోసీతి చక్షుర్యద్వా అహం సంపదస్మి త్వం తత్సంపదసీతి శ్రోత్రం యద్వా అహమాయతనమస్మి త్వం తదాయతనమసీతి మనో యద్వా అహం ప్రజాతిరస్మి త్వం తత్ప్రజాతిరసీతి రేతస్తస్యో మే కిమన్నం కిం వాస ఇతి యదిదం కించ స్వభ్య ఆకృమిభ్య ఆకీటప్తంగేభ్యస్తత్తే నమాపో వాస ఇతి నహవా అస్యానన్నం జగ్ధం భవతి నానన్నం ప్రతిగృహీతం యా ఏవమేతదనస్యాన్నం వేద తద్విద్వాంసః శ్రోత్రియా అశిష్యంత ఆచామంత్యసిత్వాచామంత్యేతమేవ తదనమనజ్ఞం కుర్వంతో మన్యంతే. 14 ఇతి ప్రథమం బ్రాహ్మణం. 14 సహ వాకువాచ యద్వా అహం వశిష్ఠాస్మి తద్వత్ వశిష్ఠో అసీతి యద్వా అహం ప్రతిష్ఠాస్మి త్వం తత్ ప్రతిష్ఠో అసీతి చక్షుః యద్వా అహం సంపదస్మి త్వం తత్ సంపదసీతి శ్రోత్రం యద్వా అహం ఆయతనం అస్మి త్వం తత్ ఆయతనం అసీతి మనో యద్వా అహం ప్రజాతిరస్మి త్వం తత్ ప్రజాత్యః అసి ఇతి రేతః. ప్రాణదేవుని గురించి ఇంద్రియ, మనో, రేతస్సులు ఈ విధంగా స్తుతించాయి. వాక్కు, ఓ ముఖ్య ప్రాణమ, మాకు చెందిన వశిష్ఠత్వము, గొప్పతనము అంతా మీదే. చక్షువులు, మాదైన ప్రతిష్ట మీనుంచి వస్తున్నదే. శ్రోత్రము, మా సంపద అంతా మీదే. మనస్సు, మా ఆయతనము, స్థానము మీకు చెందినదే. రేతస్సు, మా యొక్క పునరంకుర, ప్రజాజనక శక్తి మీ విశేష గుణమే. ఆర్ రీప్రొడక్టివ్ ఎబిలిటీ ఈజ్ యూర్స్. ఓ ప్రాణదేవ, మేము కలిగియున్న మాట్లాడుట, చూచుట, స్పర్శ, వినుట, రుచి, వాసనలు చూచుట, ఆలోచన, ప్రజాతి, ఇవన్నీ కూడా మీకు చెందిన వశిష్ఠ, ప్రతిష్ఠ, సంపద, ఆయతన, రేతో, పునరంకుర, విశేష, ప్రత్యేక, ప్రాముఖ్యమైన గుణములే అయి ఉన్నాయి. ప్రాణదేవత తస్యో మే కిం అన్నం, కిం మే వాస ఇతి. ఇంద్రియదేవతలు యదిదం కించాస్వభ్య ఆకృమిభ్య ఆ కీట పతంగే అభ్యసత్ తే అన్నం ఆపో వాస ఇతి. ముఖ్య ప్రాణదేవుడు, ఓ ఇంద్రియములారా, మంచిదే, మరి అయితే మాకు అన్నము ఆహారము ఏది, వస్త్రము ఏది? అన్న వస్త్రములు లేకుండా నేను ఈ దేహంలో నిలువలేను కదా. వాక్ మొదలైన ఇంద్రియములు, ఓ ముఖ్య ప్రాణేశ్వర, విషయములే ఇంద్రియానుభవరూపములగు, ఆహారమే ఇంద్రియానుభవ విషయములే, మీకు అన్నము, ఉదకమే మీకు వస్త్రము, గుగము మొదలైన జంతువులు, క్రిమి కీటక పతంగములు పొందే ఆహారమంతా మీకు సమర్పణయే. నహవా అస్యాత్ అన్నం జగ్ధం భవతి, నాన్ అన్నం ప్రతిగుహీతం యా ఏవమే తత్ అన్నస్య అన్నం వేద, తత్ విద్వాంసః శ్రోత్రియా ఆశిష్యంత ఆచామంత్య సిత్వాచ అచామంతి, ఏతమేవ తత్ అనమనగ్నం కుర్వంతో మన్యంతే. ఈ విధంగా సర్వజీవుల సర్వేంద్రియానుభవములే ప్రాణమునకు అన్నము అని ఉపాసించువానికి అభక్ష్యము తినకూడనిది అంటూ ఉండదు. ఇది ఇట్లా తింటాము అనునదేమీ ఆ ఉపాసకునికి కలుగదు. ప్రాణమునకు ఉదకమే వస్త్రము, అందుకే అవపోసనగా అన్నము తినటానికి ముందు అన్నం తినిన తరువాత కూడా జలముతో ఆచమనము చేయుచున్నారు. పండితులు, వేదాధ్యయనము చేస్తున్నవారు అన్నమును స్వీకరించుటకు మునుముందుగా ఓభోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అని అవపోసనతో ప్రాణమునకు ఉదక వస్త్రము సమర్పించుచున్నారు. భోజనము ముగించిన తరువాత అమృతాపిధానమని, అరోరవే పుణ్యనెలయే పద్మాద్భుద నివాసినే అర్థినాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్ఠతు అన్నదాతో సుఖీభవ అని ముఖ్య ప్రాణమునకు, ముఖ్యపాణేశ్వరునికి ఇంద్రియములను, శక్తి సామర్థ్యములను వస్త్రము రూపముగా సమర్పణ చేయటం జరుగుచున్నది. ఇతి బృహదారణ్యకోపనిషత్ అష్టమాధ్యాయే ప్రాణ సంవాద బ్రాహ్మణం నామ ప్రథమ బ్రాహ్మణం, 8:2 ద్వితీయం బ్రాహ్మణం కర్మవిపాక బ్రాహ్మణము. గమనిక: ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ. అఛాందోగ్య ఉపనిషత్ 5:3 చందోయ 5:3 లో కూడా ఉన్నది. అథ ద్వితీయం బ్రాహ్మణం మంత్ర 1:6.2.1 శ్వేతకేతుర్హవా అరుణేహ పంచాలానాం పరిషదమాజగామ స ఆజగామ జైవలిం ప్రవహణం పరిచారయమాణం తముదీక్ష్యాభివాద కుమార 3 సభోహ 3 ప్రతిశుశ్రావ అనుశిష్టోన్వసి పిత్రేత్యోమితి హోవాచ 1:1 శ్వేతకేతు హవా అరుణేహ పంచాలానాం పరిషదం ఆజగామ స ఆజగామ జైవలిం ప్రవహణం పరిచార్యమాణం. ఆరుణి మునీశ్వరుని కుమారుడు, ఆరుణి అరుణేయుడు అగు శ్వేతకౌతువు తండ్రి వద్ద వేదాధ్యయనము చేస్తున్నారు. ఒకరోజు నీవు నాకు తెలిసిన విద్యనంతా నేర్చావు అని తండ్రిచే ప్రశంసించబడ్డారు. ఒకనాడు శ్వేతకేతువు తన వేదవాదాంగ పాండిత్యమును రాజ్యసభలో ప్రదర్శించి మెప్పు పొందాలని భావించారు. తనయొక్క వేదనధ్యన కీర్తి చాటుకోవటానికై పంచాలదేశపు విద్వత్ పరిషత్తు, విద్వత్ సభ ప్రవేశించారు. రాజుగారి సభలోని వారందరినీ నేను జయించగలను అను ధీమాతో హుందాగా నడుచుకుంటూ పంచాలరాజు విశ్రాంతి మందిరం సమీపించారు. పాంచాలరాజు జీవనుని కుమారుడగు ప్రవాహణుడు శ్వేతకేతువుకు విశ్రాంతి మందిరానికి ఆహ్వానం పలికి ఉచిత ఆసనం సమర్పించారు. తం ఉదీక్ష్య అభివాద కుమార 3 సభోతు 3 ప్రతిశుశ్రావ అనుశిష్టో అన్వసి పిత్రా ఇతి ఓం ఇతి హోవాచ. ఈ ఆరుణీయుడు అగు శ్వేతకేతువు తాను వేద వేదాంగ విద్యా ప్రవీణుని గర్వమును ఆతని కదలికలలో గమనించిన ప్రవాహణ మహారాజు తలపైకి ఎత్తి ఓయి కుమారా అని చిన్నపిల్లవానిని మన్నన చేరితిగా పలకరించారు. మూడుసార్లుగా పలిచారు. అందుకు సమాధానంగా కించిత్ వెటకారంగా, ఏమిటి తండ్రి? అయ్యా అని తండ్రికి సమాధానం ఇచ్చినట్టుగా బో భో భో అని శ్వేతకేతువు పలికారు. ప్రవాహణ మహారాజు మహనీయుడుగు ఆరుని కుమారా, ఆరుణేయ, శ్వేతకేతు, మీ నాన్నగారి వద్ద వేద విద్యను చక్కగా అభ్యసించినట్లు ఉన్నారు. శ్వేతకేతువు, అవును, ఇందులో సందేహమేమున్నది? కావాలంటే మీరు ప్రశ్నించి చూచుకోవచ్చు అన్నట్లుగా తలాడించారు. ప్రవాహ మహారాజు, సరే, మిమ్ములను 5 ప్రశ్నలు అడుగుచున్నాను. మంత్ర 2.6.2.2 వేత్త యథెమాహ ప్రజాహ ప్రయత్యో విప్రతిపద్యంతా ఇతి నేతి హోవాచ. వేత్తో యథేమం లోకం పునరాపద్యంతా ఇతి నేతి హైవోవాచ. వేత్తో యథాసౌలోక ఏవం బహుభ్యః పునః పునః ప్రయద్భిర్న సంపూర్యత ఇతి నేతి హైవోవాచ. వేత్తో యతిథ్యామాహు త్యాగ్హుతాయామాపః పురుషవాచో భూత్వా సముత్థాయ వదంతి 3 ఇతి నేతి హైవోవాచ. వేత్తో దేవయానస్య వా పథః ప్రతిపదం పితృయానస్య వా యత్కృత్వా దేవయానం వా పంథానం ప్రతిపద్యంతే పితృయానం వాపి హి నరుషేర్వచః శృతం 2 శృతి అశృణవం పితృనామహం దేవానాముతా మర్త్యానాం తాభ్యామిదం విశ్వమేజత్ సమయతి యదంతరా పితరం మాతరం చేతి నాహమత ఏకం చన వేదేతి హోవాచ. 2 ప్రవాహణుడు, వేత్త యథెమాహ యథా ఇమాహ ప్రజాహ ప్రయత్యో విప్రతిపద్యంతా 3 ఇతి శ్వేతకేతువు నేతి నైతి హోవాచ. మొదటి ప్రశ్న. పంచాలదేశ మహారాజు, ప్రవాహణ మహారాజు, ఈ జనులంతా కూడా కాలగతి చేత ఎప్పుడో మరణము పొందుచున్నారు కదా. వేరువేరైన వీరంతా ఏ విధంగా, ఏ వివిధ మార్గముల ద్వారా ఎటూ వివిధ స్థానములకు వెళ్ళుచున్నారో మీకు తెలుసా? చెప్పండి. మొదటి ప్రశ్న. శ్వేతకేతువు, మరణించినవారు ఏ వివిధ మార్గములలో ఎటు వెళ్ళుచున్నారో నాకు తెలియదే. ప్రవాహణుడు, వేత్తో యథా ఇమం లోకం పునః ఆపద్యంతా 3 ఇతి శ్వేతకేతువు నేతి హోవాచ. 2వ ప్రశ్న. ప్రవాహణ మహారాజు, సరే, ఆ మరణించి వెళ్లినవారు తిరిగి ఈ లోకమునకు ఏ వివిధ మార్గములుగా ఎట్లా తిరిగి వస్తారు? ఇది చెప్పండి. 2వ ప్రశ్న. శ్వేతకేతువు, అది కూడా నాకు తెలియదే. ప్రవాహణుడు, వేత్తో యథా అసౌ లోక ఏవం ఏవా బహుభ్యః పునః పునః ప్రయద్భ్యః న సంపూర్యత 3 ఇతి శ్వేతకేతువు నేతి హోవాచ హైవోవాచ. 3వ ప్రశ్న. ప్రవాహణ మహారాజు, సరే, ఇదన్నా చెప్పండి. ఒకరి తరువాత మరొకరు మరల మరల మరణించుచుండగా ఆ మరణానంతర స్వర్గ లోకము మరణించిన వారితో నిండిపోయి ఖాళీ లేకుండా పోవాలి కదా. కాని అట్లా జరగటం లేదు. ఎందుచేత? 3వ ప్రశ్న. శ్వేతకేతువు, మరణానంతరపై పర లోకములు మరణించిన వారితో ఎందుకు నిండిపోవటము లేదో అది కూడా నాకు తెలియదు. ప్రవాహణుడు, వేత్తో యతిథ్యాం ఆహు త్యాగ్ హుతాయాం ఆపహ పురుషవాచో భూత్వా సముత్థాయ వదంతి 3 ఇతి శ్వేతకేతువు నేతి నన్నతి హైవ ఉవాచ. హ ఉవాచ. 4వ ప్రశ్న. ప్రవాహణ మహారాజు, హే శ్వేతకేతు, ఇంకొక ప్రశ్న. ఎంత సంఖ్యంగా ఎన్ని ఆహుతులు హోమము చేయుచుండగా అదుకము పురుషవాక్కులు నిర్విషయ జలము నుండి క్రియా విశేష సమాన్వితమగు జగత్తుగా మారి పురుషుడు ఎక్స్పీరియన్సా రూపముగా పరిణమించి అవన్నీ పురుషుని వాక్కు వాస్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ పార్టిసిపాంట్ బీయింగ్ గా ప్రదర్శితమగుచున్నాయి? పురుషవాక్ ధ్వనులుగా ఎట్లా ఆగుచున్నాయి? 4వ ప్రశ్న. శ్వేతకేతువు, ఎన్నెన్ని ఆహుతులు హోమము చేయగా ఉదకము పురుషుడు పురుషకారములుగా జనిస్తున్నదో కూడా నాకు తెలియదే. ఎన్ని ఆహుతుల హోమముచే ఉదకములు వాక్ను ప్రకటించగల పురుషకారము ధరిస్తాయో తెలియదు. ప్రవాహణుడు, వేత్తో దేవయానస్య వా పథః ప్రతిపదం పితృయానస్య వా యత్ కృత్వా దేవయానం వా పంథానం ప్రతిపద్యంతే పితృయాణం వాపి హీన ఋషేహ వచః శృతం. ప్రవాహ మహారాజు మరొక ప్రశ్న, లోకల్లో దేవయాన మార్గము అని పితృయాన మార్గము అని రెండు మార్గములు ప్రతిపాదితమై ఉన్నాయి కదా, ఏ కర్మల వలన ఈ జీవుడు దేవయాన మార్గమును ఏ కర్మల వలన పితృయాన మార్గమును అనుప్రతిపదము వోక్స్ ఆఫ్ లైఫ్ గా పొందుచున్నాడో ఇది వివరించే చెప్పు శాస్త్రముల మంత్రవాక్యములు మేము వింటున్నాము. ద్వే శృతి అశృణవం పితృణా అహం దేవానాం ఉతమత్యానాం తాభ్యాం ఇదం విశ్వం ఏజత్ సమేతి యత్ అంతరా యదంతరా పితరం మాతరం చైతి శ్వేతకేతువు నాహం అతయేకంచ నా వేదేతి హోవాచ. ఐదవ ప్రశ్న, ఇవి రెండు దేవతల యొక్క మరియు పితృదేవతల యొక్క రెండు మార్గములు, అవి జగత్తులో మరణించిన వారి కొరకే ఏర్పడినవై ఉన్నాయని శృతిమంత్రములు చెప్పటం జరుగుతోంది. ఈ రెండు మార్గములలో మానవులు జీవులు ప్రయాణిస్తూ దైవలోకమో పితృలోకమో చేర్చున్నారు. ఈ రెండు మార్గములు అనబడు పితృదేవ మార్గములు తల్లి తండ్రుల మధ్యగా ఈ భూమి అంతరిక్షములు మధ్యగా కనిపించేదంతా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయని మేము వినియున్నాము. అట్టి దేవయానము పితృయానము రెండిటినీ రెండు మార్గములుగా కలిగిన ఈ దృశ్యరూప విశ్వము గురించిన వివరములు మీకు తెలుసునా? మీరు ఎరిగే ఉన్నారా? ఐదవ ప్రశ్న, శ్వేతకేతువు ఏ ఈ జగత్తు పితృయాన దేవయానములు అను రెండు ప్రయాణ మార్గములు కలిగియున్నదో వాటి గురించి గాని వాటి మధ్యగల జగత్ విశేషం గురించి గాని నాకు తెలియదే. తెలియనే తెలియదు. మంత్ర 3:6.2.3 అథైనం వసత్యోపమంత్రయాం చక్రేణాదృత్య వసతిం కుమారః ప్రదుద్రావ స ఆజగామ పితరం తద్మహోవాచేతి వావకీలనో భవాన్ పురాణశిష్టానవోచ ఇతి కథం సుమేధ ఇతి. పంచమా ప్రశ్నానాజన్యబంధుర ప్రాక్షీత్ తో నైకంచన వేదేతి కథమేత ఇతి ఇమ ఇతిహ ప్రతీకాన్యదాజహార. 3:3 అథైనం వసత్య అపమంత్రయాన్ చక్రే అనాదృత్య వసతిం కుమారః ప్రదుద్రావ స ఆజగామ పితరం తం హోవాచ ఇతి. శ్వేతకేతువు తండ్రిగారైన ఆరుణి మునీంద్రులతో వావకిల నో భవాన్ పురాణశిష్ట నవోచత్ ఇతి పురాణశిష్ట నవోచ ఇతి. ప్రవాహణ మహారాజు, హే శ్వేతకేతు మహాశయ, ముందుగా మీరు మాకు అతిథులు, వేదజ్ఞులు, భక్తి ప్రపత్తులతో ఆసనము ఆర్ఘ్యపాద్యాదులను కాళ్ళు కడిగి నీరు శిరస్సున దాల్చు మర్యాదను సమర్పిస్తాను, స్వీకరించండి. కుమారుడగు శ్వేతకేతువు ప్రవాహణ మహారాజు సమర్పించబునుచున్న ఆసనర్ఘ్యపాద్యములను స్వీకరించకుండా అప్పటికప్పుడే తన తండ్రిగారు అరుణి మునీశ్వరులు ఉన్న ఆశ్రమానికి బయలువెళ్లారు. శ్వేతకేతువు పితృదేవులగు అరుణి మునీశ్వరుని ఆశ్రమంలో తండ్రితో సంభాషించసాగారు. శ్వేతకేతువు పితృదేవ, అరుణి మహాత్మా, నేను సకల విద్యలు నేర్చినట్లేనని తమరు చెప్పి ఉన్నారు కదా. అరుణి, అవును, నీవు సకల విద్యలు నేర్చినట్లేనని అన్నాను. ఇప్పుడు ఏమి లోటు వచ్చింది? నేర్చుకొనియే ఉన్నావు కదా. కథం సుమేధ ఇతి. పంచమా ప్రశ్నాన్ రాజన్యబంధుః అప్రాక్షీత్ తతో నై కంచన వేదేతి కథం ఏత ఇతీమ ఇతిహ ప్రతీకాన్ ఉదాజహార. శ్వేతకేతువు, లేదు లేదు, అనేక విద్యలలో నిష్ణాతుడను అయి ఉండికూడా ప్రవాహణ మహారాజు అడిగిన ఐదు ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకు నేను సమాధానము చెప్పలేకపోయాను. నిష్ఠురంగా ఆ రాజబంధువు యొక్క ఐదు ప్రశ్నలకు నాకు సమాధానమే తెలియకపోయింది. రాజబంధువు అధికారం లేకపోయినా కూడా దర్పం చూపే అల్పుడు. ఆ రోజు అడిగిన ప్రశ్నలేవి అని తండ్రి ఆరుణి మునీంద్రులు అడుగగా శ్వేతకేతువు ఆ ఐదు ప్రశ్నలను సంక్షిప్తంగా తెలియజేశారు. మంత్ర 4:6.2.4 సహోవాచ తథా నస్త్వం తాత జానీథా యథ యదహం కించ వేద సర్వమహం తత్తుభమవోచం ప్రేహితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వత్స్యావ ఇతి భవానేవ గచ్చత్వితి స ఆజగామ గౌతమో యత్ర ప్రవాహణస్య జైవలేరాస. తస్మా ఆసనమాహృత్యోదకమహార్యం చకారథ హాస్మా అర్ఘ్యం చకార తం హోవాచ వరం భగవతే గౌతమాయ దద్మ ఇతి నాలుగు నాలుగు సహా ఉవాచ ఆరుణి మునీంద్రవచ తథా నహత్వం తాత జానీథా యథా యత్ అహం కించ నా వేద సర్వం అహం తత్తుభ్యం అవోచం ప్రేతి తత్ర ప్రైహితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వత్స్యవ ఇతి ఆరుణి ఓ ప్రియపుత్రక శ్వేతకేతు నా వద్ద సకల విద్యాపరంగతుడవు అయ్యావు అని నీ గురించి చెప్పినప్పుడు నాకు తెలిసిన విద్యలన్నీ నా దగ్గర నీవు నేర్చుకున్నట్లే అని నా ఉద్దేశ్యము. ఇప్పుడు ఆ ప్రవాహణ మహారాజు నాకన్నా అధికముగా తెలుసుకునియున్నవారని ఆయన ప్రశ్నల వలన తెలియవస్తోంది కదా. అంతా మనకే తెలుసని ఎట్లా అంటాం? మనకన్నా అధికంగా అనేక కోణములలో ఇన్ మెనీ ఏంజల్స్ తెలిసినవారు ఉంటారు కదా. వారి వద్ద మనము ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండివలసిందే. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? అందుచేత ఓ కుమారా, రమ్ము, మనిద్దరము కూడా ఆ రాజు దగ్గరకు వెళ్దాము. ఆయన వద్ద జ్ఞానము పొందుటకై బ్రహ్మచర్యము పాటించి ఆయనను సేవించదముగాక. శ్వేతకేతువు, భవాన్ ఏవ గచ్చతి ఇతి సాజగామ గౌతమో యత్ర ప్రవాహణస్య జైబ వ లేహ ఆసత్. శ్వేతకేతువు ఆయన దగ్గరకు వెళ్ళి నేను విద్యాపరంగతుడను అని చెప్పుకొని ఇప్పుడు మరల విద్యార్థినే వెళ్ళటమా? నేను రాను. కావాలంటే మీరు వెళ్ళిరండి, ఆ తరువాత మీ వద్దనే నేర్చుకుంటాను. అప్పుడు గౌతముడు శాస్త్రపాండిత్యము వలన గౌరవింపతగనవారు అను బిరుదుగల ఆరుణి సరే పుత్ర, నేను వెళ్ళివస్తాను అని చెప్పి ప్రవాహణ మహారాజు సభకు వచ్చారు. తస్మా ఆసనం ఆహృత్య ఉదకం ఆహార్యాంచకార అథహాస్మా అర్ఘ్యం చకార తం హోవాచ ప్రవాహణవాచ వరం భగవతే గౌతమాయ దద్మా ఇతి. ప్రవాహణ మహారాజు, ఓ అరుణి మహాశయ, గౌతమ బిరుదాంకిత, సుస్వాగతము. ఇదిగో ఈ ఆసనమును స్వీకరించండి. ఆజ్ఞపాద్యములు కూడా సమర్పిస్తున్నాను, దయచేసి అంగీకరించండి. మీరు తపోసంపన్నులు, మహనీయులు, విద్యాపారంగతులు. మీరాక మాకు, మా ప్రజలకు శుభప్రదము. ఇందుకు కృతజ్ఞత తెలుపుకోవటానికే మీరు నన్ను ఏదైనా వరము కోరి సమర్పించటానికి ఆజ్ఞాపించండి. సమర్పించుకొని సర్వశాస్త్ర కోవిదులకు మీ పట్ల నాకు గల భక్తిని, ప్రపత్తిని తెలియజేసుకుంటాను. మంత్ర 5.6.2.5 సహోవాచ ప్రతిజ్ఞాతో మయేషవరో యాంతు కుమారస్యాంతే వాచమభాషథాస్తాం మే బ్రూహీతి. 5.5 సహోవాచ ఆరుణింవాచ ప్రతిజ్ఞాతో మ ఏషవరో యాంతు కుమారస్య అంతేవాచమ భాషథాస్తాం ఏవ బ్రూహీతి. బ్రూహి ఇతి ఆరుణి ముని హే ప్రవాహణ మహారాజా, మీరు సమర్పించిన అతిథి మర్యాదలకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కోరినది సమర్పించటానికి సంసిద్ధత ప్రకటించారు కదా. మీరు నా కుమారుడు శ్వేతకేతువును అడిగియున్న 5 ప్రశ్నలకు సమాధానము ఏమైయున్నదో అది నాకు దయచేసి వరప్రదానంగా బోధించండి. నేను మీకు శిష్యుడనే మిన్నులను భక్తితో సేవిస్తూ మీ సమాధానములను విని నేర్చుకుంటాను. ఇదియే మీ నుండి నేను కోరుకొను వరము. మంత్ర 6.6.2.6 సహోవాచ దైవేషు వై గౌతమ తద్వరేషు మానుషానాం బ్రూహీతి. 6.6 సహోవాచ ప్రవాహణ జాబాలవాచ దైవేషు వై గౌతమో తత్వరేషు మానుషాణం బ్రూహి ఇతి. పాంచాలదేశమహారాజు జీవలుని పుత్రుడగు ప్రవాహణ జయవాల మహారాజు, ఓ అరుణి మహాశయ, గౌతమ, మీరు దేవతలు కోరతగిన వరమును కోరుకొంటున్నారేగాని మానవులు కోరే వరము కాదు. మానుషవరములు మానవులు కోరవలసిన వరములు అగు గోవులు, గుగములు, బంగారము, భూములు, దాసీజనము, వస్త్రములు, పరివారము, గ్రామాధిపత్యము ఇటువంటివి కదా. వీటిలో ఏవైనా దయచేసి కోరుకోండి. సమర్పించుకోవటానికి నేను సంసిద్ధుడనే ఉన్నాను. మంత్ర 7.6.2.7 సహోవాచ విజ్ఞాయతే హాస్తి హిరణ్యస్యాపార్థం గోస్వానాం దాసీనాం ప్రవారాణాం పరిధానస్య మానో భవాన్ బహోరణంతస్య పర్యంతస్యభ్యవధాన్యో భూదితి స వై గౌతమతీర్థేనేచ్ఛాస ఇత్యుపైమ్యహం భవంతమితి వాచా హస్మైవ పూర్వ ఉపయంతి సహోపాయనకీర్త్యోవాస ఏడు ఏడు సహ ఉవాచ ఆరుణి మునీంద్రవాచ విజ్ఞాయత ఇహ అస్తి హిరణ్యస్య అపార్థం గో అశ్వానాం దాసీనాం ప్రవరాణాం పరిధానస్య అరుణి ముని అయ్యా, తమకు తెలియనిది ఏమున్నది? మీరు చెప్పిన బంగారము, గోసంపద, దాసీజనము, అశ్వములు ఇవన్నీ మీరు ఇవ్వటము, మేము పుచ్చుకోవటము ఇంతకుముందు జరిగినదే. ఆ విషయాలలో మీరు దాతలే ఉండటంచేత మాకు ఏలోటు ఏనాడూ లేదు. మానో భవాన్ బహోహ అనంతస్య అపర్యంతస్య అభ్యవధాన్యో అభూత్ ఇతి ప్రవాహణుడు సవై గౌతమ తీర్థేన ఇచ్ఛాస ఇతి ఆరుణి ఉపైమి అహం భవంతం ఇతి వాచా హస్మ వై స్మైవ పూర్వ ఉపయంతి సహోపాయన కీర్త్యోవాస. అందరి విషయంలో మీరు గొప్పదాతలుగా లోకప్రసిద్ధులై ఉన్నారు. ఒక్క మా విషయంలో మాత్రము కదర్యుడు, ఉండికూడా అద్దెకి దానము చేయనివాడు. అవవలసిన పనేమున్నది చెప్పండి. ఒకడు దానం అడిగిన మాత్రం చేతనే అనంతముగా అపర్యంతంగా మునిమనుమలు వరకు అనుభవించగల సంపద ప్రసాదించే మీరు ఇప్పుడు అడిగినా లేదని ఎందుకనాలి? అనకండి. దయచేసి గురుస్వరూపులై మీ ఐదు ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పి మాకు నేర్పండి. అదియే వరముగా ప్రసాదించండి. ప్రవాహణ మహారాజు, ఓ గౌతమ మహాశయ, అట్లా అయితే మీరు తీర్థస్వీకారము చేసి విధి విధానముగా పొందాలి అని నన్ను కోరుకునెదరుగాక. గురుశిష్య సాంప్రదాయంగా అడిగెదరుగాక. అరుణి, ఓ ప్రవాహణ మహారాజా, బ్రాహ్మణాచారమును అనుసరించి నేను మీకు శిష్యుడను. శిష్యస్తే హం, దయతో విద్యను నేర్పండి. ఈ మీ ఐదు ప్రశ్నలకు మీరు నాకు సమాధానములు ప్రసాదించండి అని వేడుకొనుచున్నాను. ఉపసదనమును నిర్వర్తిస్తున్నాను. పూర్వీకులగు బ్రాహ్మణులు విద్య కొరకై క్షత్రియులను గాని వైశ్యులను గాని శూద్రులను గాని ఆశ్రయించినప్పుడు పాదాభివందనము, సాష్టాంగ నమస్కారము మొదలైనవి ఆచారము కాదు, ఉపసదనము చేయటయే ఆచారము. అయ్యా, జ్ఞాన విషయాల కొరకై మిమ్ములను అర్థిస్తున్నాను, శరణువేడుచున్నాను అను అర్థముతో వాక్కును ఉపయోగించి నమస్కరిస్తూ చెప్పటం ఉపసదనము. నేను వాక్ మాత్రము చేతనే మీకు శిష్యుడను అగుచున్నాను. మంత్ర 8.6.2.8 సహోవాచ తథా నస్త్వం గౌతమ మాపరాధాస్తవచ పితామహ యథేయం విద్యతః పూర్వం న కస్మింశ్చన బ్రాహ్మణ ఉవాస తాం త్వహం తుభ్యం వక్ష్యామి కో హి త్వైవం బ్రువంతమర్హతి ప్రత్యాఖ్యాతుమితి. 8.8 సహ ఉవాచ ప్రవాహనోవాచ తథా నహత్వం గౌతమ మా అపరాధాః తవచ పితామహ యథేయం విద్యతః పూర్వం న కస్మింశ్చన బ్రాహ్మణ ఉవాస ప్రవాహన మహారాజు, మీరు కోరిన రీతిగా ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పుతాను. మీ తాతగారు మా తాతగారి వద్ద ఆధ్యాత్మిక విశేషాలను విని అపరాధము అని అనుకోకుండా స్వీకరించినట్లుగానే మీరు కూడా నేను చెప్పు వివరములను అపరాధముగా భావించక వినెదురుగాక. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానము పంచాగ్ని విద్య అని వేదాంత విద్యలో ప్రసిద్ధమయ్యున్నది. నేను ఎరిగిన అట్టి పంచాగ్ని విద్యను ఏ బ్రాహ్మణునికి నేను ఇప్పటివరకు చెప్పి ఉండలేదు. ఇది క్షత్రియ పరంపరగా వచ్చిన విద్య మాత్రమే, అనగా ఇది బ్రహ్మవిద్య కాదు, లోకలోకాంతర జన్మజన్మాంతర సంబంధిత విద్య మాత్రమే. అయినప్పటికీ విజ్ఞులు బ్రాహ్మణులు అగు మీకు చెప్పబోవుచున్నాను. తాంతు అహం తుభ్యం వక్ష్యామి కో హి త్వయేవం బ్రువంతం అర్హతి ప్రతి ఆఖ్యాతుం ఇతి. నేను క్షత్రియుడను, మీరు బ్రాహ్మణులు, మీకు విద్య బోధించినంతటి వాడను కాను. అయినప్పటికీ నేను మీకు శిష్యుడనే వినదను అని మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. శాస్త్ర నియమానుసారము వాక్కుతో అడుగుతూ నమస్కరించుచున్నారు. అందుచేత నేను మీ కుమారుని అడిగియున్న 5 ప్రశ్నలకు సమాధానం శాస్త్ర వర్తన నిర్వచన విశదీకరణలను అనుసరించి చెప్పుచున్నాను. మంత్ర 9:6.2.9 అసౌ వై లోకోగ్నిర్గౌతమ తస్యాదిత్య ఏవ సమిద్ రస్మయో ధూమోహరచ్చిద్దిసోంగారా అవాంతరదిశౌ విస్ఫులింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవాహ శ్రద్ధాం జువ్వతి తస్య ఆహుత్యై సోమో రాజా సంభవతి. 9 ప్రవాహణ జయబల మహారాజోవాచ మొదటి అగ్ని. 9 అసౌ వై లోకో అగ్న్యః గౌతమ తస్య ఆదిత్య ఏవ సమిదః రస్మయో ధూమో అహరచ్యః అహః అర్చ్యః దిశో అంగారా అవాంతర దిశో విస్ఫులింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్య ఆహుత్యే సోమో రాజా సంభవతి. పంచగ్నిహోత్రహుతాదులకు యజ్ఞకర్తదేవతలు ఇంద్రుడు వరుణుడు మొదలైన దివ్యప్రజ్ఞలు. 1 అగ్ని ద్యులోకము. 2 సమిధ ఇంధనము ఆదిత్యుడు. 3 ధూమము పొగ కిరణములు రశ్మి. 4 జ్వాల పగలు. 5 అంగారాహ బొగ్గులు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ. 6 మినుగురులు విస్ఫులింగము అవాంతర దిశలు ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్య. 7 హోమద్రవ్యము శ్రద్ధ. 8 యజ్ఞఫలము సోమరాజు చంద్రుడు పంచాగ్ని విద్య. ముందుగా 4వ ప్రశ్నకు సమాధానము. ఓ గౌతమ వినండి. మొదటి అగ్ని ఈ ద్యు లోకమంతా అగ్నితేజో స్వరూపం. ఆ అగ్నిని మరొక కాల్చబడు వస్తువు లేకపోతే ప్రదర్శితము కాదు. అట్టి అగ్నికి ఇంధనము ఏది? ఆదిత్యుడు. సమిధ వంట చెదకు కిరణములే ధూమము. పగలు ఆ అగ్ని యొక్క జ్వాల. దిక్కులు తూర్పుపడమర్తరం దక్షిణం అద్దానికి నిప్పుకణములు. ఈశాన్యము వాయువ్యము ఆగ్నేయము నైరుతి మూలదిక్కులు. విస్ఫులింగములు అటువంటి అగ్ని తేజో నిర్మిత ద్యు లోకములో దేవతలు ఇంద్రుడు వరుణుడు మొదలైనవారు శ్రద్ధ అనే ఉదకముతో హోమము చేస్తున్నారు. అట్టి శ్రద్ధరూపమగు దేవతల యొక్క ఉదక హోమము నుండి సోమరాజు మనోరూపచంద్రుడు ఉదయిస్తున్నారు. సోమరాజు సంకల్పము అట్టి అగ్ని చంద్రులను కేవలాత్మజీవాత్మల అనన్యతత్వమును ఉపాసించెదముగాక. మంత్ర 10:6.2.10 పర్జన్యో వా అగ్నిర్గౌతమ తస్య సంవత్సర ఏవ సమిదభ్రాణీ ధూమో విద్యుదచ్చిరసనిరంగారాహ్రాదునయో విస్ఫులింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవాః సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుత్యే వృష్ట్యః సంభవతి. 10 రెండవ అగ్ని 10 పర్జన్యో వా అగ్న్యః గౌతమ తస్య సంవత్సర ఏవ సమిద ధ అభ్రాణీ ధూమో విద్యుత్ అర్చ్యః అసనేహ అంగార రాదునయో విస్ఫులింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుత్యే వృష్ట్యః సంభవతి. 1 అగ్ని పర్జన్యుడు వరుణుడు. 2 సమిధ ఇంధనము సంవత్సరము. 3 ధూమము పొగ మేఘములు. 4 జ్వాల మేపు. 5 అంగారాహ బొగ్గులు పిడుగు. 6 మినుగురులు విస్ఫులింగము మేఘగర్జన శబ్దములు. 7 హోమద్రవ్యము చంద్రుడు. 8 యజ్ఞఫలము వర్షము. ఓ గౌతమమహాశయ ఇంకా వినండి. 2వ అగ్ని ఆహుతి పర్జన్యుడే వర్షస్వరూపదేవతయే అగ్ని. ఆ అగ్నికి ఇంధనము కట్టెలు సమిధ సంవత్సరము మేఘశకలములే పొగ మేఘములు పొగనుండే పుడతాయి కదా. మెరుపుయే జ్వాల ప్రకాశించు ధర్మము పిడుగులే అగ్నికణములు బొగ్గులు గర్జన శబ్దములే విస్ఫులింగములు. ఈ విధంగా అగ్నింధనము జ్వాలపొగంగారము మెణుకులు అనే పదార్థ షట్కము 6 విశేషాలు గల పర్జన్యాగ్ని యందు ఇంద్రుడు వరుణుడు వాయు మొదలైన దేవతలు పితృదేవతలకు బ్రాహ్మణులకు రాజు అయినటువంటి చంద్రుని సోమరాజును హోమము చేయుచున్నారు. అట్టి హోమము ఫలించగా వృష్టి వర్షము సంభవించుచున్నది. ఈ విధంగా పర్జన్యము యొక్క పైన చెప్పిన 6 విశేషాలతో ఫలించు వర్షమును ఉపాసించెదముగాక. మంత్ర 11:6.2.11 అయం వై లోకోగ్నిర్గౌతమ తస్య పృథివ్యవ సమిద్ అగ్నిధూమో రాత్రిరచ్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి విశ్వలింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవా వృష్టిం జుహ్వతి తస్యా ఆహుత్యా అన్నం సంభవతి. 11. మూడవ అగ్ని. 11. అయం వై లోకో అగ్నేః గౌతమ తస్య పృథివ్యేవ సమిదః అగ్నేః ధూమో రాత్రిః అర్చ్యః చంద్రమా అంగారా నక్షత్రాణి విశ్వలింగాః. 1. అగ్ని ఈ లోకము జన్మకర్మలకు కర్మఫలములకు ఆధారమైనట్టిది. 2. సమిధ ఇంధనము పృథివీ భూమి. 3. ధూమము పొగ అగ్ని. 4. ఉజ్వాల రాత్రి. 5. అంగారాహ బొగ్గులు చంద్రుడు. 6. మీనుగురులు విశ్వలింగము నక్షత్రములు. 7. హోమద్రవ్యము వర్షము. 8. యజ్ఞఫలము ఆహారము బియ్యము గోధుమలు పప్పులు మొదలైనవి. 3. అగ్ని ఆహుతి భూమి సముద్రములు పర్వతములు నది ప్రవాహములు మొదలైన వాటితో కూడిన ఈ లోకమే అగ్ని. అట్టి ఈ లోకాగ్నికి సమిధ కట్టే ఈ భూమి పృథివీ. అగ్నియే పొగ, రాత్రియే అద్దాని వెలుగు అర్చి, చంద్రుడే నిప్పుకణములు, నక్షత్రములు ఈ లోకాగ్ని యొక్క నిప్పురవ్వలు. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా వృష్టిం జుహ్వతి తస్యా ఆహుత్యా అన్నం సంభవతి. అట్టి లోకాగ్నియందు వర్షమును దేవతలు హోమము చేయుచున్నారు. అట్టి ఆహుతి నుండి అన్నము సంభవించుచున్నది. లోకాగ్నిని షష్ఠ విశేషములతో అన్నము జనిస్తోందని ఉపాసించెదముగాక. మంత్ర 12.6.2.12. పురుషో వా అగ్నిర్గౌతమ తస్య వ్యాప్తమేవ సమిక్ ప్రాణో ధూమో వాగచ్చిశ్చక్షురంగారా శ్రోత్రం విశ్ఫులింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవా అన్నం జుహతి తస్యా ఆహుత్యై రేతః సంభవతి. 12. నాలుగవ అగ్ని. 12. పురుషోవ అగ్న్యః గౌతమ తస్య వ్యాప్తమేవ సమిత్ ప్రాణో ధూమో వాక్ అర్చ్యః చక్షుః అంగారాః శ్రోత్రం విస్ఫులింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా అన్నం జుహ్వతి తస్య ఆహుత్యై రేతః సంభవతి. 1. అగ్ని పురుషుడు. 2. సమిధ ఇంధనము వ్యాప్తము తెరిచిన నోరు. 3. ధూమము పొగ ప్రాణము. 4. జ్వాలవాక్కు. 5. అంగారాహ బొగ్గులు కన్ను. 6. మినుగురులు విస్ఫులింగము చెవి. 7. హోమద్రవ్యము అన్నము. 8. యజ్ఞఫలము రేతస్సు. 4. అగ్ని ఆహుతి. ఓ గౌతమ, ఈ పురుషుడే జీవుడే అగ్ని. అట్టి పురుషాగ్ని తెరువబడిన నోరు ఇంధనము కట్టే. ప్రాణమే ధూమము పొగ, వాక్యే జ్వాల కళ్ళు చూపు కాల్చబడు బొగ్గులు, శ్రోత్రము వినికిడి విస్ఫులింగములు. అట్టి జీవాగ్నియందు దేవతలు అన్నమును హోమద్రవ్యముగా సమర్పించుచున్నారు. అట్టి ఆహుతి వలన రేతస్సు కలుగుచున్నదని ఉపాసించదముగాక. మంత్ర 13.6.2.13. యోషావ అగ్నిర్గౌతమ తస్యా ఉపస్థ ఏవ సమిల్లోమాని ధూమో యోనిరచ్చిర్యదంత కరోతి తేంగారా అభినంద విస్ఫులింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుత్యే పురుషః సంభవతి స జీవతి యావజ్జీవత్యథ యదా మ్రియతే. 13. ఐదవ అగ్ని. 13. యో అసావా యోషావా అగ్నేః గౌతమ తస్యా ఉపస్థ ఏవ సమిత్ లోమాని ధూమో యోనిః అర్చ్యః యత్ అంతః యదంతః కరోతి తే అంగారా అభినంద విస్ఫులింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుత్యే పురుషః సంభవతి స జీవతి యావజ్జీవతి అథయదా మ్రియతే. 1. అగ్ని స్త్రీ. 2. సమిధ ఇంధనము జననేంద్రియము. 3. ధూమము పొగరోమములు. 4. ఉజ్వాలయోని. 5. అంగారాహ బొగ్గులు మైథున వ్యాపారము. 6. మినుగురులు విస్ఫులింగము సంభోగస్థానుభవములు. 7. హోమద్రవ్యము రేతస్సు. 8. యజ్ఞఫలము పురుషుడు సంతానము. ఇంతవరకు నాలుగవ ప్రశ్నకు సమాధానము. 5. అగ్ని. ఓ గౌతమ, స్త్రీయే నిశ్చయంగా అగ్ని. ఆ స్త్రీ యొక్క జననేంద్రియమే ఇంధనము, శరీరములోని వెంట్రుకలే ధూమము, యోని ఉపస్థయే అజ్వాల. అంతఃకరణమునందు అంతఃయోని యందు జరుగు మైథున వ్యాపారమే నిప్పురవ్వలు. ఆనందలేశములే మినుగురులు. అట్టి స్త్రీయోని అను అగ్నియందు దేవతలు రేతస్సును హోమము చేయుచున్నారు. అట్టి దేవతలు చేయు రేతస్సు యొక్క హోమముచే పురుషుడు జీవుడు పుట్టుచున్నాడు. అట్టి పురుషుడు దేహము కొనసాగునంతవరకు కర్మలు చేయుచూనే ఉన్నాడు. ఆ విధంగా జీవిత కర్మలు నిర్వర్తిస్తూ కాలక్రమంగా మరణము పొందుచున్నాడు. అట్టి రేతస్సును హోముపాసనగా నిర్వర్తించదముగాక. స్త్రీ సంతానములను షష్ఠవశేషములతో ఉపాసించదముగాక. ఇంతవరకు నాలుగవ ప్రశ్నకు సమాధానము. మంత్ర 14 6.2.14 అథైనమగ్నయే హరంతి తస్యాగ్నిరేవాగ్నిర్భవతి సమిత్ సమీద్ ధూమో ధూమో చిరచిరంగారా అంగారా విస్ఫులింగ విస్ఫులింగస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవాః పురుషం జువతి తస్య ఆహుత్యే పురుషో భాస్వరవణః సంభవతి. 14 అథ ఏనం అగ్నయే హరంతి తస్య అగ్న్యః ఏవ అగ్న్యః భవతి సమిత్ సమిత్ ధూమో ధూమో అచ్యః అచ్చి అంగారా అంగారా విస్ఫులింగాః విస్ఫులింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః పురుషం జువతి తస్య ఆహుత్యే పురుషో భాస్వర వర్ణః సంభవతి. స్త్రీ జననంగమునుండి శరీరము పొందిన జీవుడు దేహమున్నంతవరకు జీవిస్తూ కర్మలు నిర్వర్తిస్తూ ఎప్పుడో మరణించుచున్నాడు. జీవుడు దేహమును త్యజించినప్పుడు బంధువులు నిర్జీవ దేహమును అగ్నికి సమర్పించటానికి శ్మశానము చేర్చుచున్నారు. అప్పుడు భౌతిక దేహములోని అగ్నివిసాగ్నిగా అగుచున్నది. సమిధలలోనికి సమిధ, ధూమములోనికి ధూమము, పొగయే పొగ, జ్వాలలోనికి జ్వాల, బొగ్గులలోనికి బొగ్గులు, నిప్పు కణికలలోనికి నిప్పు కణికలు, ఇవన్నీ స్వస్థానం చేర్చున్నాం. అటువంటి లోకప్రసిద్ధమైన అగ్నియందు పితృదేవతాస్థానముల కొరకే ఋత్విక్కు మంత్రము ద్వారా పురుషుని నిర్జీవదేహమును హోమము చేయుచున్నారు. అట్టి హోమము యొక్క ఆహుతి నుండి అంత్యాహుతి అయినట్టి పురుషుడు ప్రకాశించు దీప్తి కలవాడు అగుచున్నాడు. వివేకము నుండి అంత్యాహుతిచే సర్వకర్మల సంస్కార ఫలము పొంది ఆ జీవుడు అధికంగా తేజోవంతుడు అగుచున్నాడు. అట్టి జీవుడు అగ్ని భస్మములను షష్ఠ విధులతో కూర్చి ఉపాసించదముగాక. మంత్ర 15 6.2.15 తే యేవమే తద్విదుర్యే చామీ అరణ్యే శ్రద్ధాం సత్యముపాసతే తేచ్చిరభిసంభవంత్యర్చిశోహోహ్న ఆపూర్యమాణపక్షం ఆపూర్యమాన్పక్షాద్యాన్షన్మాసానున్నాదిత్య ఏతి మాసేభ్యో దేవలోకం దేవలోకాదాదిత్యమాదిత్యాద్వైద్యుతం తాన్వైద్యుతాన్ పురుషో మానస ఏత్య బ్రహ్మలోకాన్ గమేతి తే తేషు బ్రహ్మలోకేషు పరాహ పరావతో వసంతి తేషాం న పునరావృత్యః. మొదటి ప్రశ్నకు సమాధానము. 15 తేయా ఏవం ఏతత్ విదుః ఏ చామీ అరణ్యే శ్రద్ధాం సత్యం ఉపాసతే. మొదటి ప్రశ్నకు సమాధానము. మరణించే వారి యొక్క జీవించి ఉన్నప్పటికీ యోగాభ్యాసము అనుసరించి 2 మార్గములు. 1 ఉత్తరాయణ మార్గము, 2 దక్షిణాయణ మార్గము. ఉత్తరాయణ మార్గము 1 ద్యులోకాగ్ని, 2 పర్జన్యాగ్ని, 3 లోకాగ్ని, 4 పురుషాగ్ని, 5 యోషాగ్ని, తీదియే పంచాగ్ని విద్య. ఎవరైతే ఈ సృష్టిలోని పైన వర్ణించబడు దేవతల ఆహుతులను ఉపాసిస్తారో అట్టి గృహస్థుడు, సన్యాసి, వానప్రస్థుడు కూడా ఉత్తమశీలత్వము స్థితి పొందుచున్నారు. ఎవ్వరైతే తపస్సాలురే అరణ్యమునందు జగత్రాహిత్యమునందు సత్యమును ఉపాసిస్తారో వారు అగ్నిజ్వాలల సహాయముతో ఉత్తమ మార్గము పొందుచున్నారు. తే అచ్యహ అభిసంభవంతి అచ్యుషో అహరహ్న ఆపూర్యమాణపక్షం ఆపూర్యమాణపక్షాద్యాన్ షణ్మాసాన్ ఉదగ్న ఆదిత్య ఏతి మాసేభ్యో దేవలోకం దేవలోకాత్ ఆదిత్యం ఆదిత్యాత్ వైద్యుతం తాన్ వైద్యుతాత్ పురుషో మానస ఏత్య బ్రహ్మలోకాన్ గమేతి తేషు బ్రహ్మలోకేషు పరాహ పరావతో వసంతి తేషాం న పునరావృత్యః. అట్టివారు జ్యోతిరభిమానదేవతను పొందుచున్నారు. జ్యోతిరభిమానదేవత అహర్భిమానదేవతను, అహర్భిమానదేవత అపూర్యమాన శుక్లపక్ష దేవతను పొందుచున్నారు. సూర్యుని మహాతేజోమయ విభవముతో నిండిన షణ్మాసము, 6 మాసములు అనే ఉత్తర దిక్కును పొందుచున్నారు. ఆదిత్యని షణ్మాస యోగము పొందుచున్నారు. ఉత్తర షణ్మాసముల ఉపాసన వలన దేవలోకాభిమాన దేవతను, దేవలోకాభిమాన దేవత వలన ఆదిత్యుని సూర్యుని, ఆదిత్యుని వలన విద్యుదభిమాన దేవతను తేజోసిద్ధిని పొందుచున్నారు. విద్యుత్ తేజో అభిమాన దేవత విద్యుల్లోకము నుండి బ్రహ్మలోకమును పొందుచున్నాడు. ఆ విధంగా బ్రహ్మలోకమునందు శ్రేష్ఠులై అనేక సంవత్సరములు బ్రహ్మలోకమునందు ఉనికిని పొంది ఉంటున్నారు. అట్టివారికి పునరావృత్తి దోషము చర్వితచర్వణంగా బ్రహ్మలోక నివాసము నుండి పురుగు వరకు ఉపాధుల రాకపోకలు ఉండవు. ఇది ఉత్తరాయణ మార్గము. మంత్ర 16:6.2.16 అథయే యజ్ఞేన దానేన తపసా లోకాంజయంతితే ధూమమభిసంభవంతి ధూమాద్రాత్రిగ్ రాత్రేరపక్షీయమాన్పక్షం అపక్షీయమాన్పక్షాద్యాన్ షణ్మాసాన్ దక్షిణాదిత్య ఏతి మాసేభ్యః పితృలోకం పితృలోకాచంద్రం తే చంద్రం ప్రాప్యాన్నం భవంతి తాంస్తత్ర దేవా యథా సోమం రాజానమాప్యాయస్వ అపక్షీయస్వేత్యేవమేనాంస్తత్ర భక్ష్యంతి తేషాం యదా తత్పర్యవైత్యథమమేవాక సంభినిష్పద్యంతే ఆకాశాద్వాయుం వాయుర్వృష్టిం వృష్టేహ పృథివీం తే పృథివీం ప్రాప్యాన్నం భవంతి తే పునః పురుషాగ్నౌ హూయంతే తతో యోషాగ్నౌ జాయంతే తే లోకాన్ ప్రత్యుథాయనస్త ఏవమేవాను పరివర్తంతే థాయ ఏతౌ పంథానౌ న విదుస్తే కీటాః పతంగ యదిదం దందసుకం 16 ఇతి ద్వితీయం బ్రాహ్మణం. 16 అథయే యజ్ఞేన దానేన తపసా లోకాన్ జయంతి తే ధూమం అభిసంభవంతి ధూమాత్ రాత్రిగ్న్ రాత్రేహ అపక్షీయమాణ పక్షం అపక్షీయమాణ పక్షాద్యాన్ పైన చెప్పిన ద్యులోకాగ్ని పర్జన్యాగ్ని లోకాగ్ని పురుషాగ్ని యోషాగ్ని అనుబడినది పంచాగ్ని హోత్రాగ్ని ఉపాసన మోక్షోపాసన ఉత్తరాయణ మార్గము. ఇక దక్షిణాయన మార్గవర్తనులు, వీరు యజ్ఞదాన తపస్సులను ఉత్తమలోకములను ప్రాప్తించుకును ఆశయముచే నిర్వర్తించువారు. సకాములవటం చేత వీరు ధూమము స్మోక్ నందు ప్రవేశము పొందుచున్నారు. ధూమము నుండి రాత్రిని పొందుచున్నారు. రాత్రి నుండి క్షీణధర్మము గల కృష్ణపక్షమును పొందుచున్నారు. షణ్మాసాన్ దక్షిణాం ఆదిత్యయేతి మాసేభ్యః పితృలోకం పితృలోకాత్ చంద్రం తే చంద్రం ప్రాప్య అన్నం భవంతి. కృష్ణపక్షము క్షీణించే పక్షము ను ఆశ్రయించి సూర్యుడు దక్షిణాయనమున సంచరించు మార్గమగు దక్షిణాయన షణ్మాసమును పొందుచున్నారు. షణ్మాస దక్షిణాయనము నుండి పితృలోకము పొందుచున్నారు. పితృలోకము నుండి మనోస్థితి రూపమగు చంద్రలోకమును చేర్చున్నారు. చంద్రుని రూపము నుండి అన్నము ఆహారము రూపము సంతరించుకుంటున్నారు. తాగ్న్ తత్ర దేవా యథా సోమం రాజానం ఆప్యాయస్వ అపక్షీయస్వ ఇత్యేవమేనా తత్ర భక్ష్యంతి తేషాం యదా తాత్పర్యవైతి అథేమం ఏవ ఆకాశం అభినిష్పద్యంతే ఆకాశాత్ వాయుం వాయోః వృష్టిం వృష్టేః పృథివీం తే పృథివీం ప్రాప్య అన్నం భవంతి. అట్టి ఆహారము పొందినప్పుడు ఋత్విక్కులు ఆప్యాయస్వ అపక్షీయస్వ నింపుము ఖాళీచేయుము అనుచు సోమరసము భక్షించు రీతిగా వారు కర్మఫలములను భక్షిస్తున్నారు. కర్మక్షయము అయిపోగానే దక్షిణాయన బాటసారి జీవులు ఆకాశరూపము పొందుచున్నారు. ఆకాశము నుండి వాయురూపమును పొందుచున్నారు. వాయువును వాయువు నుండి వర్షాన్ని ఆశ్రయిస్తున్నారు. వర్షము ద్వారా భూమిని చేర్చున్నారు. భూమిని చేరిన తరువాత మరలా అన్నముగా ఆగుచున్నారు. తే పునః పురుష ఆగ్నౌ హూయంతే తతో యశ ఆగ్నౌ జాయంతే తే లోకాన్ ప్రతి ఉత్థాయనస్త ప్రత్యుత్థాయనస్త ఏవం ఏవా అనుపరివర్తంతే. ఆ తరువాత ఆ కర్మఫలోపాసకులు దేవతలచే పురుషాగ్నిలో హవము చేయబడి మరల లోకములో దేహము రూపము పొందుస్థితిని ఆశ్రయిస్తున్నారు. మరల యోషాగ్నిలో ప్రవేశించుచున్నారు. ఈ విధంగా కామ్యకర్మిష్ఠులు దృశ్యములో ఏదో లోకములు మొదలైనవి పొందాలనే ఆశయములుగలవారు అగుచున్నారు. మరల మరల జనన మరణ స్థితిగతులలో తిరుగాడుచూనే ఉన్నారు. అథయ ఏతో పంథానో న విదుహ తే కీటాహ పతంగా యత్ ఇదం దందసుకం పైరాక పోకలు కారణంగా మరణానంతర లోకములు నిండటము లేదు. ఇక ఈ ఉత్తరాయణ జ్ఞాన మార్గముగాని దక్షిణాయన కర్మఫల మార్గముగాని ఎరుగని జీవులు మూడవ రకము వారు. వీరు మరణనంతరము కీటకాలుగాను పురుగులుగాను దోమలుగాను పుట్టుచున్నారు. మరల ఎప్పటికో మానవ జన్మకు వస్తున్నారు. ఈ విధంగా మరణానంతరము ఒకటి ఉత్తరాయణ రెండు దక్షిణాయన దుష్టకర్మ మార్గములలో ఈ జీవులు ప్రయాణిస్తున్నారు. దక్షిణాయన అకర్మఫల అజ్ఞాన మార్గములో ప్రయాణించు జీవులు మరల మరల జన్మ మరణ పరంపరలను పొందుతూ అనంతకాలము జీవన్మరణ చక్రములో తిరుగాడుచున్నారు. ఉత్తరాయణ మార్గముచే బ్రహ్మలోకము చేరి జనన మరణ చక్రము నుండి బయల్వెడలుచున్నారు. ఇది మొదటి మూడు ప్రశ్నలకు ఐదవ ప్రశ్నకు సమాధానము. ఉత్తరాయణం ఆత్మోపాసన, దక్షిణాయణం దృశ్యోపాసన, కర్మ ఫలమార్గము. ఇతి బృహదారణికోపనిషత్ అష్టమాధ్యాయే కర్మ విపాక బ్రాహ్మణం నామ ద్వితీయ బ్రాహ్మణం 8.3 తృతీయం బ్రాహ్మణం శ్రీమంత బ్రాహ్మణము అథ తృతీయం బ్రాహ్మణం. మంత్ర 1.6.3.1 సయః కామేతే మహత్ప్రాప్నియామిత్యదగైన ఆపూర్యమాన్ పక్షస్య పుణ్యాహే ద్వాదశహముపసద్వ్రతి భూత్వోదుంబరే కంసే చమసే వా సర్వోషధం ఫలానితి సంభృత్య పరిసముహ్య పరిలిప్యాగ్నిముపసమాధాయ పరిస్థీర్యావృతాజ్యగ్ సంస్కృత్య పుంసా నక్షత్రేణ మంథం సన్నియ జుహోతి యావంతో దేవాస్త్వయి జాతవేదస్థిర్యంచో ఘ్నంతి పురుషస్య కామాంతేభ్యోహం భాగధేయం జుహోమి తే మాతృప్తాః సర్వైః కామైస్తర్పయంతు స్వాహా యా తిరశ్చీ నిపద్యతేహం విధరణి ఇతి తాం త్వా ఘృతస్య ధారయా యజే సద్మ్రాధని మహగ్. స్వాహా 1.1 సయః కామయేత మహత్ప్రాశ్నయాం ఇతి. స్వాహా దేవతలకు ఆహుతలను సమర్పిస్తూ ఉన్నప్పుడు చెప్పు వేదశబ్దము. సమస్తము స్వస్వరూపమే అయి ఉన్నదన్నునది గూఢార్థము. మంథ గొప్పతనము శ్రీమంత గొప్ప సంపద వైదిక కర్మలకు అధికారి ఓథరైజ్డ్ అయి ఉండి అట్టి కర్మలు నిర్వర్తిస్తూ మహత్ సిరిసంపద లోక సంబంధమైన ప్రయోజనములు ఉత్తమ గతులు ఉద్దేశించువారు వాటిని ఎట్లా ప్రాప్తించుకోగలరో చెప్పుకుంటున్నాము. ఉదగైన ఆపూర్యమాణ పక్షస్య పుణ్యా హే ద్వాదశహం ఉపసద్వ్రతి భూత్వా ఔదుంబరే కంసే చమసే వా సర్వ ఔషధం ఫలాని ఇతి సంభృత్య పరిసమూహ్య పరిలిప్య అగ్నిం ఉపసమాధాయ పరిస్థీర్య ఆవృత ఆజ్యం సంస్కృత్య పుంసా నక్షత్రేణ మంథగ్ సన్నియ జుహోతి. ఒకానొక వ్రతము సూచించబడుతోంది. మంథకర్మ శ్రీమంథ వ్రతము, వ్రత సంకల్పము. ఉత్తరాయణములో శుక్లపక్షమునందు పుణ్యతిథినాడు ప్రారంభించబడుగాక 12 రోజులు అపసదస్సు అనే నియమమును ఆచరిస్తూ పాలు మాత్రమే ఆహారముగా తీసుకునుచున్నవాడే ఉండెదరుగాక. మేడికట్టే వుడ్తో చేసిన కంచముగాని కంచుతో తయారుచేసినదిగాని అగు సోమపానపాత్రగాని చమసపాత్రను సిద్ధం చేసుకోవాలి. సర్వ ఔషధ ద్రవ్యములను మినుములు పెసలు ఉలవలు వడ్లు నువ్వులు కందులు గోధుమలు నవధాన్యములను ఆ చమసపాత్రలో ఉంచాలి. పెరుగులో తేనెలో వెన్నలో నానపెట్టి ఒక పుల్లతో బాగుగా కలియబెట్టి ఒక ముద్దగా తయారుచేయాలి. ఈ ముద్దను మంథసము మంథము అని పిలుస్తారు. వేదిక చుట్టూ దర్భలను పరచి మధ్యలో అంతటా అలికి స్థాళీపాక పద్ధతిలో నేతితో పూయబడిన చేతులతో పిష్టము ముద్ద చేసి దర్భలపై పరచాలి. వేదికపై విడిగా అగ్నిని వెలిగించి మధ్యగా అగ్నిలో హోమము చేయాలి. యావంతో దేవాహత్వై జాతవేదః తిర్యంచోఘ్నంతి పురుషస్య కామాన్ తేభ్యో అహం భాగధేయం జుహోమి. ఓ అగ్నిదేవ, దేవతలందరూ మీలో జ్వలిస్తూ మీయందు మీకు అధీనులే ఉంటున్నారు. వారిలో కొందరు మాపై వ్యతిరిక్తమైన వక్రమైన అభిప్రాయములు అభినివేశములు కలవారే మా యొక్క కోరికలను వ్యతిరేకించువారే ఉంటున్నారు. మా కోరికలను కొట్టివేయుచున్నారు. అట్టి దేవతల కొరకు మరియు తదితర సర్వదేవతల ప్రీతి కొరకు మా కోర్కెలు తీర్చుటకే నవధాన్యములతో కూడిన పాలు పెరుగు వెన్న తేనెలలో నాంచిన పిష్టమును ఎంతో ఇష్టముగా భక్తిపూర్వకంగా మీకు నివేదనము చేయుచున్నాము. తే మాతృప్తాః సర్వైః కామయః తర్పయంతు స్వాహ. యా తిరశ్చీ నిపద్యతే అహం విధరణి ఇతి. త్వాం త్వాఘృతస్య ధారయా యజే సగ్మ్రాధని మహం స్వాహ. అట్టి దేవతలందరూ నేను మీ ద్వారా నివేదనము చేస్తున్న ఈ పిష్టమును స్వీకరించువారే మాకు సకల కామ్యములను ప్రసాదించి సంతృప్తిని కలిగించెదరుగాక. తత్సకలదేవతాయే స్వాహ. ఏ దేవత తిరశ్చీనము అడ్డదిడ్డముగా పోవు మార్గముగా సంసారము రూపంగా మాపట్ల ధారణ కలిగి ఉన్నదో ఆ దేవతను మేము ఈ నేతిధారతో ఆరాధించుచున్నాము. మమ్ములను తిరశ్చీని వక్ర మార్గము నుండి జ్ఞానమార్గము వైపుగా నడిపించునుగాక. స్వాహ స్వీకరించండి, ఆయా దేవతలకు అందించండి అని గరిటా శ్రువుముతో తీసుకున్న నెయ్యిని అగ్నికి సమర్పించి శేషించిన నెయ్యిబొట్లను పిష్టముపై వేయాలి. మంత్ర 2.6.3.2. జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ స్వాహేత్యజ్ఞో హుత్వా మంధే సంశ్రవమవనేతి. ప్రాణాయ స్వాహ వసిష్ఠాయే స్వాహేత్యజ్ఞో హుత్వా మంథే సంశ్రవమవనేతి. వాచే స్వాహ ప్రతిష్ఠాయే స్వాహేత్యజ్ఞో హుత్వా మంథే సంశ్రవమవనేతి. చక్షుషే స్వాహ సంపదే స్వాహేతి అగ్నో హుత్వా మంథే సంశ్రవమవనేతి. శ్రోత్రాయ స్వాహాయతనాయ స్వాహేత్యజ్ఞో హుత్వా మంథే సంశ్రవమవనేతి. మనసే స్వాహ ప్రజాత్యే స్వాహేత్యజ్ఞో హుత్వా మంథే సంశ్రవమవనేతి. రేతసే స్వాహేతి అగ్నౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. 2.2. జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ స్వాహ జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ స్వాహ. జ్యేష్ఠుడగు ప్రాణదేవత కొరకు ఈ ఆహుతిని అగ్నికి సమర్పిస్తున్నాను. శ్రేష్ఠుడగు ప్రాణదేవత కొరకు ఈ ఆహుతిని కూడా సమర్పిస్తున్నాను అని అగ్నియందు 2 ఆహుతులను సమర్పించాలి. ఇతి అగ్నో హుత్వా మంథే సంశ్రవం అవనేతి. ప్రాణాయ స్వాహ వసిష్ఠాయే స్వాహ ఇతి అగ్నో హుత్వా మంథే సంశ్రవం అవనేతి. అట్లా హోమము చేసిన తరువాత శ్రువము నేతిగరిట ఎందు మిగిలియున్న నేని మంథసము నవధాన్య ఔషధ పిష్టము పై వేయాలి. ప్రాణాయ స్వాహ వసిష్ఠాయే స్వాహ వసిష్ఠ గుణముతో కూడిన ప్రాణదేవత కొరకు సమర్పిస్తున్నాను అని అగ్నియందు 2 హోమము చేసి శ్రువమునందు ఇంకా మిగిలియున్న నేతిని మంథసము పిష్టము పై వేయాలి. వాచే స్వాహ ప్రతిష్ఠాయే స్వాహ ఇతి అగ్నో హుత్వా మంథే సంశ్రవం అవనేతి. వాచే స్వాహ ప్రతిష్ఠాయ స్వాహ వాక్రూపముగాను ప్రతిష్ఠిగాను ఉన్న స్వామి, ఇదిగో ఈ ఆజ్యము సమర్పిస్తున్నాను పని అగ్నికి శ్రువముతో సమర్పిస్తూ మిగిలిన నేని మంథసముపై సమర్పించాలి. చక్షుషే స్వాహ సంపదే స్వాహ ఇతి అగ్నో హుత్వా మంథే సంశ్రవం అవనేతి. శ్రోత్రాయ స్వాహ ఆయతనాయ స్వాహ ఇతి అగ్నో హృత్వా మంథే సంశ్రవం అవనేతి. చక్షుషే స్వాహ సంపదే స్వాహ చక్షురింద్రియ రూపమున ఉన్న ప్రాణదేవ చూపు అనే సంపద్గుణ విశేషరూపుడవగు ప్రాణదేవ అని అగ్నియందు శ్రువము గరిట తో నేని 2 సమర్పిస్తూ కొంత శేషించిన నేని మంథసముపై వేయవలెను. శ్రోత్రాయ స్వాహ ఆయతనాయ స్వాహ అని పలుకుచూ సద్గుణ విశిష్టమైన వినికిడి కొరకు శ్రోత్రస్వరూపుడగు ప్రాణదేవతకు ఈ అజ్యమును సమర్పిస్తున్నాను అని భావిస్తూ గరిటతో నేని అగ్నికి ఆజ్యం చేస్తూ కొంత నేని మంధసముపై పోయాలి. ఆయతనము అగ్నిని ఇల్లు స్థానము దేవాలయముగా ఉపాసించటము. మనసే స్వాహ ప్రజాత్యే స్వాహ ఇతి అగ్నో హుత్వా మంథే సంశ్రవం అవనేతి. రేతసే స్వాహ ఇత్యగ్నౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. మనసే స్వాహ ప్రజాపత్యే స్వాహ అంటూ ఉత్తమమైన ఆచరణ ఆయతనము గల మనస్కొరకే మనోదేవతకు ఈ ఆజ్యము సమర్పిస్తున్నాను అని నేని అగ్నికి శ్రువములో శేషించిన నేని మంథసము పైన సమర్పణగా పోయాలి. అట్లాగే ఉత్తమమైన సంతాన రూపముగు రేతస్కొరకై ఉత్తమగుణములు గల జనుల వృద్ధి కొరకై ఈ నేని సమర్పిస్తున్నాను ప్రేతసే స్వాహ అని పలుకుతూ నేని అగ్నికి శ్రువములో శేషించిన దానిని మంథసమునకు సమర్పించాలి. మంత్ర 3.6.3.3. అగ్నే స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. సోమాయ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. భోహ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. భువః స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. స్వః స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. భూర్భువః స్వః స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. బ్రహ్మణే స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. క్షత్రాయ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. భూతాయ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. భవిష్యతే స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. విశ్వాయ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. సర్వాయ స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. ప్రజాపతయే స్వాహేత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవమవనేతి. మూడు అగ్నే స్వాహ ఇతి అగ్నౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. సోమాయ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. భోహ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. ఐశ్వర్యమును ప్రసాదించగలుగు ఈ పయహ పానవ్రతమును ఇంకా పై విధంగా కొనసాగించాలి. అగ్నేయ స్వాహ. అగ్ని కొరకు ఆజ్యమును హోమము చేయుచున్నాను. రిస్పెక్ట్ టు జోన్ ఆఫ్ విజ్డమ్. సోమాయ స్వాహ. చంద్రుని కొరకు ఆజ్యమును హోమము చేయుచున్నాను. రిస్పెక్ట్ టు జోన్ ఆఫ్ మాటర్. భోహ స్వాహ. ఈ భూలోకము కొరకు ఆజ్యమును హోమము చేయుచున్నాను. రిస్పెక్ట్ టు జోన్ ఆఫ్ మాటర్. భోహ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. సువః స్వః స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. భూర్భవ సువః స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. భువః స్వాహ అంతరిక్షము కొరకు ఈ ఆజ్యమును హోమము చేయుచున్నాను. రిస్పెక్ట్ టు జోన్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ థోట్స్. స్వః స్వాహ ద్యులోకము ప్రకాశమయమగు దేవతాలోకముల కొరకు ఈ ఆజ్యమును హోమము చేయుచున్నాను. లీ రిస్పెక్ట్ టు జోన్ ఆఫ్ సెల్ఫ్ ఫీలర్ థింకర్ రి. భూర్భువ స్వః స్వాహ భువంతరిక్ష ద్యులోకముల కొరకు ఈ ఆజ్యమును అగ్నికి మంథసమునకు సమర్పిస్తున్నాను అంటూ ఆజ్యమును నేని స్రువముతో అగ్నికి సమర్పిస్తూ స్రువము గరిటీతో శేషించిన నేయి చుక్కలను నవధాన్య ఔషధ వనస్పతులతో నిర్మితమైన ప్రతి ఒక్కసారి పిష్టము పిండిముద్ద పై వేయాలి. బ్రహ్మణే స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. క్షత్రాయ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. బ్రహ్మణే స్వాహ. బ్రహ్మదులగు బ్రాహ్మణుల ఆనందము కొరకు వారు నాపై ప్రసరించు ఆత్మాజ్ఞానమూతము అను తత్వామూత వర్షము కొరకు ఈ ఆజ్యమును అగ్నికి మంధసమునకు సమర్పిస్తున్నాను. బ్రహ్మమునకు సమర్పిస్తున్నాను. క్షత్రాయ స్వాహ. సామర్థ్యమును ప్రసాదించు దేవతల కొరకై ఈ నేని అగ్ని ద్వారా ఏట్ యు మంధసము ద్వారా ఆజ్యమును నేయిని ఆహుతము చేస్తున్నాను. భూతాయ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. భవిష్యతే స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. విశ్వాయ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. సర్వాయ స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. ప్రజాపతే స్వాహ ఇత్యజ్ఞౌ హుత్వా మంథే సంశ్రవం అవనేతి. భూతాయ స్వాహ. కాలస్వరూప దేవత యొక్క ఒక రూపమగు భూతకాలమునకు ఫోర్ ద ఫాక్టర్ ఆఫ్ పాస్ట్ స్రువముతో ఈ నేని అగ్నికి మరియు మంథమునకు సమర్పిస్తున్నాను. భవిష్యతే స్వాహ. భవిష్యత్ కాలదేవతకు ఫోర్ ద ఫాక్టర్ ఆఫ్ ఫ్యూచర్ నేని అగ్నికి మంథమునకు సమర్పిస్తున్నాను. విశ్వాయ స్వాహ. ఓ విశ్వరూప జగత్రూప మహాదేవ వైశ్వానర, ఇదిగో ఈ నేని ఈ స్రువముతో అగ్నికి శేషించిన నేని మంథసమునకు సమర్పిస్తున్నాను. సర్వాయ స్వాహ. ఓ సర్వము నీవై ఉన్న ఓ సర్వేశ్వర సర్వాంతర్యామి, మిమ్ములను ఉద్దేశించి ఈ అగ్ని ద్వారా ఈ ఆజ్యమును అగ్ని మంథసములకు సమర్పిస్తున్నాను అని మనసా వాచా మననం చేస్తూ గరిటతో నేయి తీసుకుని రెండుసార్లు అగ్నికి సమర్పించి శేషించినది ఒకసారిగా మంథమునకు సమర్పించాలి. ప్రజాపతయే స్వాహ అని ఈ విధంగా మొదలుపెట్టి ఒక్కొక్క ఆహుతి చొప్పున శ్రువముతో నేని అగ్నితో హోమము చేస్తూ శ్రువము గరిట లో మిగిలిన దానిని మంథసము నందు విడుచుచు హోమము నిర్వర్తించాలి. మంత్ర 4:6.3.4 అథైనమభ్రమృసతి భ్రమదసి జ్వలదసి పూర్ణమసి ప్రస్తబ్ధమస్యకసభంసి హింకుతమసి హింక్రియమాణమస్యద్గీతమస్యద్గీయమానమసి శ్రావితమసి ప్రత్యాశ్రావితమస్యద్రే సందిప్తమసి విభూరసి ప్రభూరస్య నమసి జ్యోతిరసి నిధనమసి సంవర్గోసీతి 4:4 అథైనం అభిమృసతి భ్రమదసి జ్వలదసి భ్రమత్ అసి జ్వలత్ అసి పూర్ణం అసి ప్రస్తబ్ధం అసి ఏకసభం అసి. ఈ విధంగా హోమము పూర్తి చేసిన తరువాత మంథసద్రవ్యమును ప్రాణముతో ఏకం చేస్తూ ఓ మంథసద్రవ్యమా భ్రమదసి నీవు వాయు రూపమున సర్వత్రా పరిభ్రమిస్తున్నావు. జ్వలదసి ప్రాణదేవతారూపము ధరించి సకల ప్రాణులలో ప్రజ్వలిస్తున్నావు ప్రకాశించుచున్నావు. పూర్ణమసి అంతటా అన్నిటా పూర్ణమై ఉన్నావు. ఏకసభమసి ఏకాంశగా ఈ జగత్తును ఏక సభరూపమున కలిగి ఉన్నావు. అనేకముగా కనిపిస్తున్న ఈ సమస్తము నీ యొక్క ఏకాంశ ఒకానొక అంశ ఏ. ఈ జగత్తంతా కూడా నీ సభయే. హింక్రు హింక్రు తమ్ అసి హింక్రు క్రీ యమాణం అసి ఉద్గీతం అసి ఉద్గ్రీ గీ యమానం అసి శ్రావితం అసి ప్రత్యాశ్రావితం అసి ఆర్ద్రే సందీప్తం అసి విభోహ అసి ప్రభోహ అసి అన్నం అసి జ్యోతిహ అసి నిధనం అసి సంవర్గో అసి ఇతి హింకృతమసి. యజ్ఞములో ప్రస్తోత చేసే హింకారము మీరే. దేహము నుండి చెవులు మూసుకొనినప్పుడు వినబడు హింకార రూపము మీరే. సర్వప్రాణులకు హితము చేయుచు ప్రియమై ఉండు ప్రాణస్వరూపిణివి ఉద్గీతమసి. యజ్ఞమంత్రములుగా బిగ్గరగా గానము చేయబడు గానస్వరూపుడవై ఉన్నావు. ఉత్ ఎలుగెత్తి చేయగీతము గానము పాట ఉద్గీయమానమసి. ఉద్గానమునకు ముందతి ప్రయత్నరూపమై ఉన్నావు. సామగానవేద ప్రణవస్వరూపిణివి సామగానస్వరూపిణివి శ్రావితమసి. మధురముగా వినిపించు వేద పలుకుల సంగీత రూపము నీవే. గంధర్వ శబ్దగానము నీవే. ఓ అగ్నిధ్ర దేవతలకు మా ఆహ్వానమును వినిపించండి అను ఆహ్వాన వేద శబ్దము మీరే. ప్రత్యాశ్రావితపసి అస్తు అట్లాగే శ్రేషట్ అవును. ఓ దేవదేవ సావధానుడవు కమ్ము అనే ప్రత్యాశ్రావిత శబ్దము సంబోధిస్తున్నది మిమ్ములనే. పలుకుచున్నది కూడా మీరే. ఆర్ద్రే సదీప్తమసి వేదగానము చేచుండగా హృదయము ఆర్ద్రత పొందినప్పటి పరమప్రకాశము మీరే. విభూరసి అనేక విభూతులుగా రూపములుగా ఉన్నది మీరే. యు ఆర్ ద వన్ ఆస్ ఓల్ దీస్ మెనీ ఫార్మ్స్ ప్రభురసి. సమర్థుడవు ప్రభువు ప్రభవముగా ఉన్నది మీరే. అన్నమసి అన్నముగా ఉన్నది మీరే. అనుభవముగా పొందబడుచున్నదంతా మీరే. జ్యోతిరసి సర్వజీవులు నీ జ్యోతిస్వరూపమే. మీరు పరంజ్యోతి స్వరూపులు. నిధనమసి సర్వరూపుడవై సర్వమును సృష్టించి ధరించి లయింపజేసుకొనున్నది మీరే. ఇదంతా మీయందే లయించినదగుచున్నది. సమస్తము సమాప్తము ఆగుచున్నది మీ స్వరూపముగానే. సంవర్గోసి సర్వేంద్రియములను ఉపసంహరించుకునేది మీరే. ఉపసంహారము అయ్యేది మీయందే. మీయొక్క సంవర్గమే మీకు చెందినదే ఇదంతా. మంత్ర 5:6.3.5 అథైనముద్యచ్ఛత్యమంశ్యామఘీతే మహి సహి రాజేశనోధపతేః సమాగ్ రాజేశనోధపతిం కరోత్విది. 5:5 అథైనం అథ ఏనం ఉద్యచ్ఛతి ఆమంసి ఆమం హి హి తే మహి సహి రాజేశనో అధిపత్యః సమాం రాజేశనో అధిపతిం కరోతి ఇతి. అప్పుడు ఆమంశామంసి అనే మంత్రమును ఉచ్చరిస్తూ, రండి నా అరచేతిని అలంకరించండి అని చెప్పుచూ మంథసమును అరచేతిలోనికి తీసుకొని పైకి ఎత్తాలి. మీరు సర్వము ఎరుగుదురు. మీ యొక్క మహత్తర మహిమాన్విత రూపమును ధ్యానించుచున్నాము. ప్రాణదేవతారూపమగు మీరు సర్వత్రా ప్రకాశించుచున్నారు. సర్వమునకు అధిపతివి నాకు, నా ఈ ఇంద్రియములకు ఇంద్రియములకు విషయముగా కనిపించుదానికి యజమాని మీరే. సర్వమును శాసించుచున్నవారు, సర్వమును అధిష్ఠించి పాలించుచున్నవారు, సర్వమును ప్రకాశింపజేసి ప్రదర్శించుచున్నట్టి మిమ్ములను మేము కోరుకొను వాటిని అధిపతిగా చేయమని ప్రార్థన. మంత్ర 6.6.3.6. అథైనమాచామతి తత్సవితుర్వరేణ్యం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధియః భోః స్వాహ భర్గో దేవస్య ధీమహి మధు నక్తముతోషసో మధుమత్పార్థివగ్రజః మధుద్యోరస్తు నః పిత భోః స్వాహ ధియో యో నః ప్రచోదయాత్ మధుమాన్నో వనస్పతిర్మధుమాక్ అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వః స్వాహేతి సర్వాం చ సావిత్రీమన్వాః సర్వాశ్చ మధుమతిరహమేవేదగ్ సర్వం భూయాసం భూర్భువః స్వః స్వాహేత్యంతతా ఆచమ్య పాణి ప్రక్షాల్య జఘనేనాగ్నిం ప్రాక్షిరాః సంవిశతి ప్రాతరాదిత్యముపతిష్ఠతే దిశామేక పుండరికమసి అహం మనుష్యానామేక పుండరికం భూయాసమితి యథేతమేత్య ఘనేనాగ్నిమాసీనౌ వంశం జపతి. 6.6. అథైనం అచామతి తత్సవితుర్వరేణ్యం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతు ఓషధీయః భోః స్వాహ. ఇప్పుడిక ఈ మంథసమును మంత్రయుక్తముగా స్వీకరించాలి, భక్షించాలి. గాయత్రీ మంత్రములోని మొదటి పాదమును తత్సవితుర్వరేణ్యం మధువాతారుతాయతే మంత్రమును చెప్పుచూ భోహ మొట్టమొదటి కబళమును విభాగమును భక్షించాలి. స్తోత్రార్హుడగు తత్ ఆత్మస్వరూపుడా, సత్ ఆత్మస్వరూపుడా, మీవలననే గాలి మధురంగా వీస్తున్నది, మీవలననే నదులు సుఖకరంగా ప్రవహిస్తున్నాయి. ఔషధ రూపములగు వృక్షజాలములు మధురంగా అసుఖప్రదమై ఉంటున్నాయి. అట్టి మీ భూస్వరూపమునకు ఈ మొదటి కబళము సమర్పిస్తున్నాను. భర్గో దేవస్య ధీమహి మధునక్తం ఉతోషసో మధుమత్పార్థివం రజః మధుద్యోరస్తు నః పిత భువః స్వాహ. అదేవిధంగా భూలోకము భువర్లోకము సువర్లోకము ద్విలోకము మాపట్ల సుఖప్రసాదితములు అగుగాక అని భావిస్తూ గాయత్రి యొక్క రెండవ పాదము భర్గో దేవస్య ధీమహితోనూ రెండవ వ్యాహృతిలోనూ రెండవ ముద్దను భక్షించాలి. మధుమత్ మా పట్ల మధురమగుగాక. తేజోమయుడు అగు భార్గోదేవుడు మాకు ఉత్తమ బుద్ధిని ఇచ్చుగాక. రాత్రింబవళ్ళు ఈ సమస్తము మా పట్ల మధురమగుగాక. ఈ పృథ్వీలోకము ప్రీతికరమగుగాక. తండ్రియగు ద్యులోకము మాకు ప్రియమగుగాక. అంతరిక్షము కొరకు స్వాహ. సమర్పిస్తున్నాము ఇతి భువః స్వాహ. ధియో యో నః ప్రచోదయాత్ మధుమాన్నో వనస్పతియః మధుమాగ్ మూడు అస్తు సూర్యః మాధ్వీయః గావో భవంతు నః సువః స్వాహ ఇతి స్వస్వాహేతి. ఓ సూర్యదేవుని తేజోరూపమ, వేదములలో ప్రసిద్ధుడవగు తేజో పురుషుడా, మా యొక్క బుద్ధిశక్తులను ప్రేరేపించండి, సముత్సాహపరచండి, మందముగా నిద్రాణమయున్న మా యొక్క ధీశక్తిని ఉత్తేజపరచండి. అన్నమును ప్రసాదించు వనస్పతులు వృక్షములకు ఆహారముగా అగు ఔషధహార రసములు మాపట్ల సుఖకరముగుగాక. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యభగవానుడు తన కిరణములతో మాపట్ల సుఖప్రసాదితులు అగుదురుగాక. గో ఆవులు కిరణములు దిక్కులు మాపట్ల మధురమగు సుఖ సంతోషములు ప్రసాదించినవి అగుగాక. పశుసంపద మాకు మధురమును ప్రసాదించినదే ఉండుగాక. దేవతాలోకము అగు సువర్లోకములో సూక్ష్మరూపులై అశరీరారులై మమ్ములను కాపాడుచున్న దేతలకు విశ్వాహ. ఇదిగో ఈ హవిస్సు యొక్క మూడవ కబళము సమర్పిస్తున్నాము అని భుజించాలి. సర్వాంచ సావిత్రీం అన్వాహ సర్వాశ్చ మధుమతియః అహం ఏవ ఇదం సర్వం భూయాసం భూర్భువ సువః స్వాహ హి ఏతత్ అంతతా ఆచమ్య పాణి ప్రక్షాళ్య జఘనేన అగ్నిం ప్రాక్చిరాసః ప్రాక్సిరాః సంవిశతి. ఆ తరువాత త్రిపదా గాయత్రిని తత్సత్వితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోనః ప్రచోదయాత్ అని మొత్తము మంత్రము చదువుచూ ఈ సర్వములోని మధుర మాధిరసము నేనే, ఇదంతా నేనే, నేనే ఈ దృశ్యమంతా అయి ఏర్పడినవాడనే ఉన్నాను అని చెప్పుచూ భూర్భువ సువః స్వాహ. భూలోకము అంతరిక్షము ద్విలోకమునకు ఈ మంత్రము యొక్క నాలుగవ ముద్దను సమర్పిస్తున్నాను, స్వాహ అంటూ స్వీకరించాలి. యజమాని ఈ విధంగా మంత్రసం యొక్క నాలుగు ముద్దలను స్వీకరించి అప్పుడు చేతులు కడుగుకొని మరల ఓం కేశవాయ స్వాహ మొదలైన 24-1 నామములు పలుకుచూ పునః ఆచమనం చేయాలి. ఆ తరువాత అగ్నికి వెనుకవైపుగా తూర్పుముఖము కలవాడే శయనించాలి. ప్రాతః ఆదిత్యం ఉపతిష్ఠతే దిశాం ఏక పుండరీకం అస్యాహం మనుష్యాణం ఏక పుండరీకం భూయాసం ఇతి యథితం ఏత్య జఘనేన అగ్నిం ఆసీనో వంశం జపతి. మరల సూర్యోదయ సమయాన ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించుకుని తూర్పువైపు ముఖముతో ఆదిత్యుని సూర్యునికి అభిముఖంగా నిలబడి ప్రార్థించాలి. ఓ సూర్యదేవ, దిక్కులన్నిటికీ ఏకైక పుండరికమువు, అధిపతివి నీవు. నేను జనులందరికీ అధిపతిని, శ్రేష్ఠుడను, పుండరికమును అగుదునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను అందుకు శరణు వేడుచున్నాను అని ప్రార్థన చేయాలి. యథావిధిగా అగ్నిగుండమునకు జఘనముగా వెనుకభాగమునకు వెళ్లి సుఖంగా ఆసీనుడై వంశబ్రాహ్మణమును ధ్యానించాలి. మంత్ర 7.6.3.7 తం హైతముద్దాలక ఆరు నిర్వాజసనేయ యాజ్ఞవల్క్యాయంతేవాసిన ఉక్త్వోవాచాపి యయేనం శుష్కే స్థానో నిషించేజ్ శుష్కే స్థానో నిషించేత్ జాయరంచఖాః ప్రరోహేయః పలాసానితి. 7.7 తం హైతం ఉద్దాలక ఆరుణ్యః వాజసనేయ యాజ్ఞవల్క్యాయ అంతేవాసిన ఉక్త్వో వాచాపి యయేనం శుష్కే స్థానో నిషించేత్ జాయరన్ శాఖాః ప్రరోహేయః పలాసని ఇతి. ఈ సుప్రసిద్ధమైన మంథస యజ్ఞకర్మను అరుణఋషి కుమారుడగు ఉద్దాలక మహర్షి తన యొక్క ప్రియ శిష్యుడు వాజనే శాఖాధ్యయనము చేసియున్నవారు అగు యజ్ఞవల్క్య మునిసత్తమునికి బోధించారు. శ్రీ మంథస ఆహుతిని ఒక ఎండిపోయిన శిథిలమైన వృక్షము ముద్దుపై పాలతో సంస్కరిస్తే ఆ ముద్దు నుండి మరల కొమ్మలు పుట్టగలవు, ఆకులు చిగురిస్తాయి. మంథసకర్మ ఇంతటి మహత్తరమైనది. మంత్ర 8.6.3.8 ఏతము హైవ వాజసనేయో యాజ్ఞవల్క్యో మధుకాయ పైంగ్యాయంతేవాసిన ఉక్త్వోవాచాపి య ఏనం శుష్కే స్థానౌ నిషించే స్థానౌ నిషించేత్ జాయరంచఖాః ప్రరోహేయః పలాసానితి. 8.8 ఏతము హైవ వాజసనేయో యాజ్ఞవల్క్యో మథుకాయ పైంగ్యాయ పైంగాయ అంతేవాసిన ఉక్త్వవాచాపి య ఏనం శుష్కే స్థానో నిషించేత్ జాయరన్ శాఖాః ప్రరోహేయః పలాసాని ఇతి. అట్టి ఈ శ్రీ మంథస యజ్ఞవిద్యను వాజసనే శఖాధీనుడగు యాజ్ఞవల్క్యులవారు తన ప్రియాతి ప్రియ శిష్యుడగు పైంగి మధుక ఋషికి బోధించారు. బోధిస్తూ ఇట్లా చెప్పారు, ఓ మధుకుడా, ఈ శ్రీమంత విద్య మహత్తరమైనది. సుమ, ముద్దుగా ఉండే వృక్షము నుండి చిగుళ్ళు కొమ్మలు పుట్టురీతిగా ముద్దుగా ఉండే బుద్ధి నుండి బ్రహ్మైక్యత్వము జనింపజేయగలదు. మంత్ర 9.6.3.9 ఏతము హైవ మధుకః పాంగ్యశ్చూలాయ భాగవిత్తయంతేవాసిన ఉక్త్వోవాచాపి యయేనం శుష్కే స్థానో నిషించేజ్ జాయరంచఖాః ప్రరోహేయః పలాసానితి. 9.9 ఏతము హైవ మథుకః పైంగ్యశ్చూలాయ భాగవిత్తయే అంతేవాసిన ఉక్త్వో వాచాపి యయేన శుష్కే స్థానో నిషించేత్ జాయరం శాఖాః ప్రరోహేయః పలాసాని ఇతి. ఆ తరువాత పైంగమధుక ఋషి తన శిష్యుడు చూలభాగవిత్తికి బోధించారు. బోధిస్తూ ఎవడైనా ఈ శ్రీమంతనమును ఎండిన మోడుపై చల్లితే అది తిరిగి మొలకలు పొంది కొమ్మలు మొలుస్తాయి, ఆకులు తొడుగుతాయి, అజ్ఞాని సుజ్ఞాని అవుతాడు అని వివరించాడు. మంత్రపది 6.3.10 ఏతము హైవచూలో భాగవిత్తిజానకయ ఆయస్తూణాయంతేవాసిన ఉక్వచాపి యేనం శుష్కే స్థానో నిషించేజ్యసేనం శుష్కే స్థానో నిషించేత్ జాయరంచఖాహ ప్రరోహేహ పలసనితి 10.10 ఏతము హైవచూలో భాగవిత్యః జానకయే ఆయస్తూణాయ అంతేవాసిన ఉక్త్వో వాచాపి యేనం శుష్కే స్థానౌ నిషించేత్ జాయరన్ శాఖాః ప్రరోహేయః పలాసాని ఇతి. ఆ చూల భాగవిత్తి తన శిష్యుడు జనకుని కుమారుడగు ఆయస్థూనునికి ఉపదేశించారు. శుష్కించిన స్థానువు చెట్టు చిగురించు తీరుగా అజ్ఞానియందు ఆత్మ విజ్ఞానమును ఈ శ్రీమంతస అగ్నియజ్ఞము ఉదయింపజేయగలదు అని కూడా బోధించారు. మంత్ర 6.3.11 ఏతము హైవ జానకరే స్థూనః సత్యకామాయ జాబాలాయాంతేవాసిన ఉక్త్వోవచాపి యేనం శుష్కే స్థానో నిషించేజ్ జాయరంచఖాః ప్రరోహేహ పలసనితి 11.11 ఏతము హైవ జానకః ఆయస్థూనః సత్యకామాయ జాబాలాయ అంతేవాసిన ఉక్త్వోవచాపి యేనం శుష్కే స్థానో నిషించేత్ జాయరన్ శాఖాః ప్రరోహేయః పలసని ఇతి. ఆ జానకి ఆయస్థూనుడు తన ప్రియశిషిడగు సత్యకామ జాబాలునికి బోధించారు. ఎండినమ్రాను ఈ శ్రీమంత సద్రవ్యస్పశచే తిరిగి ఆకులు పూలు ఫలములతో పునఃజీవనము పొందగలదు అని ఉపదేశించారు. సాంసారిక దృష్టులచే నిర్వీర్యుడై భ్రమాకర్షితుడైన జీవుడు కూడా శ్రీమంతస యజ్ఞముచే బ్రహ్మత్వము ఉపుణికుపుచ్చుకొనుటకు సంసిద్ధుడు కాగలడు. మంత్ర 12.6.3.12 ఏతము హైవ సత్యకామో జాబాలోంతేవాసిభ్య ఉక్త్వోవచాపి యేనం శుష్కే స్థానౌ నిషించేస్ జాయరంచఖాః ప్రరోహేయః పలాసానితి. తమేతం నాపుత్రాయ వానంతేవాసినే వ బ్రూయాత్ 12.12 ఏతము హైవ సత్యకామో జాబాలో అంతేవాసిభ్య ఉక్త్వోచాపి యేనం శుష్కే స్థానౌ నిషించేత్ జాయరంశాఖాః శాఖాః ప్రరోహేయః పలాసాని ఇతి. తమేతం నాపుత్రాయవా నాపుత్రాయవా అనంతేవాసినే వా బ్రూయాత్. ఈ మంతసకర్మనే సత్యకామజాబాలుడు తన శిష్యులకు ఉపదేశిస్తూ ఈ రెండు విషయాలు కూడా తెలియజేశారు. ఒకటి, ఎవ్వడైతే శ్రీమంతసమును ఎండినమ్రానుపై చల్లుతారో ఆ మోడు మరల చిగురించగలదు, సమస్త కోరికలు సిద్ధించగలవు. రెండు, ఈ మంతసరూప హవిస్సు విధిని శిష్యుడు కానివానికి పుత్రుడు కానివానికి బోధించకూడదు. ఒకటి బ్రహ్మచారి, రెండు గురుదక్షిణ ఇచ్చువాడు, మూడు మేధావి, నాలుగు శ్రోత్రియుడు, ఐదు గురువుకు ప్రియమైనవాడు. ఈ 5 లక్షణములు గల శిష్యుడే ఇందుకు అర్హుడు. మంత్ర 6.3.13 చతురోదుంబరో భవత్యోదుంబరః శ్రువ ఔదుంబరశ్చమస ఔదుంబర ఇధ్మా ఔదుంబర్యా అపమంతన్యౌ దశ గ్రామ్యాణి ధాన్యాని భవంతి వ్రీహ్యవాస్తిలమాష అనుప్రియంగవో గోధుమాశ్చ మసురాశ్చ ఖల్వాశ్చ ఖలకులాశ్చ తాన్పిష్టాందధని మధుని ఘృత ఉపసించత్యాజస్య జుహోతి 13 ఇతి తృతీయం బ్రాహ్మణం. 13 చతుః ఔదుంబరో భవతి ఔదుంబరః శ్రువ ఔదుంబరః చమస ఔదుంబర ఇధ్మ ఔదుంబర్యా అపమంతన్యౌ దశ గ్రామ్యాణి ధాన్యాని భవంతి. ఔదుంబరముతో మేడికర్రతో తయారు చేయబడిన 4 వస్తువులు ఈ శ్రీమంతనమునకు ఉపకరణములు. 1 ఓదుంబరస్తువము, 2 ఓదుంబర చమస పాత్ర, 3 ఓదుంబర సమిధ, 4 ఓదుంబర చిన్న కవ్వము. ఈ 4 మేడికర్రతో చేసినవి వాడబడుగాక. వ్రీహి యవాహ తిలమాషాను ప్రియంగవో గోధుమాశ్చ మసురాశ్చ ఖల్వాశ్చ ఖలకులాశ్చ తాన్ పిష్టాందధిని మధుని ఘృత ఉపనిషించ త్యాజ్యస్య జుహోతి. గ్రామములో లభించే 10 రకాల ధాన్యములు మంథమునకు ఉపయోగించబడుచున్నాయి. అధికంగా ఏవైనా లభిస్తే అవి కూడా వాడవచ్చు. దశ 10 గ్రామ్యములైనట్టి వడ్లు, బార్లీ, మినుములు, చిరువడ్లు, కొర్రలు, గోధుమలు, ఉలవలు, అనుమలు, ఖలకులు, ధాన్యములు వీటితో పిండిని తయారు చేయాలి. ఆ పిండిని పెరుగులో తేనెలో నేతితో తడిపి ముద్ద చేయాలి. నేతితో హోమము చేయాలి. హోమము కొరకే దినుసులను మధురఫలరసములను ఉపయోగించవచ్చు. ముద్దపై అగ్నిలో వేగా మిగిలిన నేతిని హోమము చేయాలి. ఆ తరువాత ఆ హోమద్రవ్య ఔషధ సమన్విత శ్రీమంతమును పరమాత్మ యొక్క సృష్టి ప్రసాదంగా భావించి నాలుగు విభాగములు చేసి భుజించాలి. ఇతి బృహదారణికోపనిషత్ అష్టమాధ్యాయే శ్రీమంత బ్రాహ్మణం నామ తృతీయ బ్రాహ్మణం. ఓం శాంతిః శాంతిః శాంతిః.